మొత్తానికి పాండవులు అరణ్యంలోకి వెళుతూ ఉండగా అనేక మంది వేదవేత్తలైనటువంటి ధార్మికులు పాండవుల్ని వదల్లేక వారి వారి అగ్నిహోత్రాలతో సహా వెంటకొచ్చారటండి. మహానుభావుడైనటువంటి యుధిష్ఠిరిని అనుసరిస్తూ వస్తూ ఉంటే నమస్కారం చేసి వాళ్ళందరితో అన్నట్ట, మేము అరణ్యాలకు వెళుతుంటే మాపై మీరు స్నేహ కారుణ్యాలతో మా వద్దకు వచ్చారు, దీనికి కారణమేమిటి అంటే గొప్ప మాట అన్నారు ఇక్కడ. పైగా మాకిప్పుడు ఏమీ లేదే, మేము సర్వస్వము కోల్పోయిన వాళ్ళం, ఒక విధంగా చెప్పండి దరిద్రులు, ఏమీ లేని వాళ్ళమే అడుగు వెళ్తున్నాం. అన్నీ ఉన్నవాడు రారాజు అక్కడ ఉన్నాడు. అలాంటి రాజ్యంలో మీరు ఉండకుండా మీరు ఇప్పుడు ఈ విధంగా రావడానికి కారణమేమిటి అంటే వాళ్ళు గొప్ప మాట చెప్తారండి ఇక్కడ. అధర్మం పదవిలో ఉన్నా మేము భజన చేస్తూ కూర్చోము, ధర్మం అడవుల పాలైనా ధర్మం వెంట ఉంటాము, ఇది గొప్ప మాట అండి ఇక్కడ. అందుకు ఎవడు పదవిలో ఉంటే వాడిని స్తుతించడం గొప్పది కాదు, ఆ పదవులు ఎంతకాలం ఉంటాయి అవి వాటికి కాదు గౌరవం, ఇక్కడ ధర్మం కలకాలం ఉంటుంది అది తెలుసుకోవాల్సినది. అందుకే ఇక్కడ రాజ్యాన్నైనా వదిలిపెట్టడానికి సిద్ధమైన ధర్మరాజు ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. భీష్ముడు ఏదో సమాధానాలు చెప్పాడు అనుకున్నాం కానీ భీష్ముడు ఒక్కొక్క మాట ఒక మహావాక్యాలండి, సామాన్యం కాదు, సూత్రముల్లా మాట్లాడాడు. అంటే రాజనీతికి సంబంధించి మహావాక్యాలు, నేను ఇలా అన్నాను ఉపనిషత్తులా అని అనద్దు దయచేసి, రాజనీతికి సంబంధించి సూత్రవాక్యాలు చెప్పాడు ఒక్కొక్కటి, అవునా లేదా? పృథ్వీ అంతా నాశనమైనప్పటికీ కూడా సంపదలన్నీ కోల్పోయినా కూడా ధర్మరాజు ధర్మాన్ని మాత్రం కోల్పోడు అని చెప్పాడు కదా, అది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే ధర్మరాజు ప్రవర్తన అర్థం చేసుకోవడానికి భీష్ముడు చెప్పిన ఉద్దేశం. అందుకే ధర్మమునందు నిబద్ధులైన మీతో మేము వస్తాం, పైగా మీకు విజయం కలగడానికై కావలసిన తపస్సు జపము హోమములు చేస్తామన్నారు. ఇక్కడ చూసారా, కేవలం వాళ్ళతో ఉండడమే కాదు వాళ్ళకి సహకరించడం. నిజానికి ఇక్కడ వెనకాల వచ్చిన విప్రుల్ని మేధావులు అనే అర్థంలో, నేటి పరిభాషలో లౌకిక పరిభాషలో అర్థం చెప్పుకుంటే ఏ దేశంలోనైనా మేధావులు ధర్మం వైపే ఉండాలి, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ. ధర్మం పదవిలో ఉన్నా లేకున్నా మేధావులు ధర్మం వైపు ఉంటే ఎప్పుడైనా సరే ధర్మమే రాజ్యమేలుతుంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేగాని ఎవడు పదవిలోకి వస్తే వాడికి చప్పట్లు కొట్టడం మేధావులు చేయవలసిన పని కాదు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే మేధావులు రాజుని శాసించాలే కానీ ప్రభుత్వాలు మేధావుల్ని శాసించరాదు. అలాంటి రోజు రావాలి మనకి. ప్రజాస్వామ్యంలో అలాంటి వ్యవస్థ ఉంటుందనే భ్రాంతి ఒకటి ఉంది, భ్రాంతిని ఎందుకుందామంటే కనబడట్లేదు. కానీ రాచరిక వ్యవస్థ అనుకున్న భారతీయ పూర్వ పాలనా వ్యవస్థలో మాత్రము మనకి ఈ అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య సిద్ధాంతాలు కనబడుతున్నాయండి. ఆలోచించవలసిన మరొక అంశం ఇది, మరొక కోణంలో చూడండి. సంప్రదాయవాదులు ఛాందస్సులు దీన్ని తెలుసుకోలేకపోయినా లౌకికవాద ప్రకారంగా లౌకికంగా ఉన్నదాన్ని దీన్ని అన్వయించుకోవచ్చు. ఏదైనా భారతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మొత్తానికి మీ హితం కోసం మేము వస్తాము గనక, ఇంకొకటి మేము మీ వెంట వస్తున్నాను, నువ్వేమి ఆందోళన పడకు, నీ వేదన ఏంటో మాకు తెలుసు. నిన్ను నమ్ముకుని ఇందరు వస్తున్నప్పుడు వాళ్ళకి వసతి భోజనము సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేయాలని నీ అవస్థ నిజమేనండి. మేమేదో అరణ్యాలకు వెళ్ళి మా కడుపులు నింపుకోవడానికి దొరికిన కందమూలములో ఏవో తింటూ మేము బతుకుతాం, మా జపం మేము తపం చేసుకుంటాం, మీరందరూ వస్తే మీకంటూ మేము అక్కడ ఏర్పాటు చేయాలి, ఇది కష్టం కదా, నిజమే. ఆ బాధను మనసులో పెట్టుకోకు అన్నాడు. నిజానికి అది యుధిష్ఠిరుడు వ్యక్తం చెయ్యకుండానే వాళ్ళు చెప్పారంటే ఎంత చక్కగా గమనించారో చూడండి. అందుకే అతిథులు గృహస్థ ఇంటికి వెళ్ళినప్పుడు అతిథుల్ని ఆదరించవలసిన ధర్మములు గృహస్థికి ఎంత చెప్పాలో, గృహస్థుని గమనించుకుంటూ అతనికి ఇబ్బంది లేకుండా ఉండవలసిన అతిథి ధర్మాలు కూడా ఉంటాయి, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే భారతమంతా ధర్మాలు పుట్ట కదా, ఇక్కడే అతిథి సత్కారం యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవచ్చు. గృహస్థ ధర్మముల యొక్క విశేషం, అతిథి మర్యాదలు కూడా ఇక్కడ, మర్యాద అంటే హద్దు, అతిథి మర్యాద అంటే అతిథి పట్ల గృహస్థుకు ఉండవలసిన మర్యాద, అతిథి ఆచరించవలసిన మర్యాద, రెండూ తెలుసుకోవాలి ఇక్కడ. మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టం, మేము మా జపము మా తపము చేసి అది నీకోసం ధారపోస్తాం, మేము మా పోషణ కోసం కందమూలాదులు మేమే సంపాదించుకుంటాం, ఎంత గొప్పగా చెప్పారండి. అయితే పర్వాలేదు రండి అని అనలేదు యుధిష్ఠిరుడు, అది తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఔదార్యం వాళ్ళదే, తన ధర్మం తనదే. అది ఇక్కడ మేమేదో అడ్జస్ట్ అయిపోతామనండి అని అతిథి అనొచ్చు, అతడి ఔదార్యం, కానీ అతడికి లోటు లేకుండా చూడడం అనేది గృహస్థ ధర్మం, ఇది తెలుసుకోవాలి. ఇంట్లో యజ్ఞము యాగము అగ్నిహోత్రము దేవతార్చన ఎంత ప్రధానమో అతిథి అంత ప్రధానము, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే మనం ఎదురుగా ఒక విగ్రహాన్నో అగ్నిహోత్రాన్నో పెట్టి చేస్తున్నాం, కానీ ప్రత్యక్షంగా వచ్చే భగవంతుడు అతిథి, తెలుసుకోవాలి ఇక్కడ. విగ్రహానికి నివేదన పెట్టి మనం తింటాం, కానీ మనం పెట్టింది భుజించే నిజమైన విష్ణుస్వరూపం అతిథి, ఇది తీసుకోవాల్సింది ఇక్కడ. అందుకు భారతదేశంలో అతిథికి అంత ప్రాధాన్యం ఉన్నది. ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళందరూ అన్నారో ధర్మరాజు మూర్చిపోయేటండి, ఇక్కడ మూర్చిపోయి ఏడుస్తున్నాడు ఆయన. అప్పుడు నీళ్లు జల్లి ఆయన శైత్యోపచారాలు చేశారు. అక్కడ శౌనకుడనే మహర్షి చెప్తున్నాడు, ఏమిటయ్యా అలా మూర్చిపోయావు అంటే, వీళ్ళందరూ నాతో వస్తున్నారే, ఒక్కొక్కడికి నేను ఆ రోజుల్లో బంగారు పళ్ళాల్లో భోజనం పెట్టేవాడిని, ఇప్పుడు వాళ్ళకి ఏమీ పెట్టలేని పరిస్థితి నాకు ఏర్పడింది, సంపదలన్నీ కోల్పోయాను అని దుఃఖించట. దుఃఖిస్తే తప్పయ్యాలు, దుఃఖించకూడదు. సంపదల కోసం దుఃఖిస్తావేంటి, సంపదలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఎప్పుడు ధర్మాన్ని అంటిపెట్టుకుండాలి సుమా, అందుకు సంపదల కోసం దుఃఖించకు, ఇది చెప్పాడు. ఎందుకంటే ధర్మం కోసం ధనాన్ని కోరేవాడు కూడా గొప్పవాడే అనాలి, కానీ నిజానికి ధనాన్ని కోరకపోవడమే చాలా మంచిది సుమా. ధనం చాలా అనర్థాలకి హేతు, ఇప్పటికీ నీకు తెలిసి ఉంటుంది చాలు, ధనం ఉంటే దాన్ని దోచుకోవడానికి ఎన్నో ఉంటాయి, కనుకనే ధనం కంటే ధర్మం గొప్పది. ఇప్పుడు సంపదలు లేవని బాధపడకు అని బోధించట. అప్పుడు అంటున్నాడు, నా హృదయం మీకు అర్థం కాలేదు, సంపదలు లేవని కాదు నా బాధ, వచ్చిన అతిథులకు గృహస్థ ధర్మం చేయలేకపోతున్నానే అనే బాధ. ఇది తెలుసుకోవాల్సింది గొప్ప మాట ఇక్కడ. అప్పుడు వెంటనే అద్భుతమైనటువంటి కొన్ని మాటలు ఇక్కడ ధర్మరాజు చెప్తున్నాడండి, ఇంటికి వచ్చిన అతిథిని ఎలా చూడాలో చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే భారతం కథాదృష్టితోనే కాకుండా ఈ ధార్మికమైన అంశములు జాగ్రత్తగా తెలుసుకోవాలి, ఎందుకంటే అతిథి సత్కారానికి పేరెన్నిక కన్నటువంటి దేశం భారతదేశం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. స్వామి వివేకానంద అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ తాను పాల్గొనవలసిన సభలో ఎవరిని కలవాలో వాటికి సంబంధించి ఒక ఉత్తరం ఇచ్చారట. ఆ ఉత్తరం పోయింది ఎక్కడో, చిరునామా కూడా పోయింది, ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. అందులో ఆ రోజుల్లో మరీ ఘోరం, పైగా మనం అప్పుడు అస్వతంత్రతలో ఉన్నాం కనుక భారత జాతి మీద ఒకనొక అవహేళన దృష్టి ఉన్నది, తక్కువ దృష్టి ఉంది. ఆ సమయంలో స్వామి వివేకానందకి ఆకలిస్తే పట్టాడు, అన్నం పెట్టేవాడు కూడా దొరకలేదుటండి, ఇది తెలుసుకోవాల్సింది. అప్పుడు అనుకున్నాడు, నా దేశంలోన ఆకలి వేస్తే ప్రతి ఇంటి గుమ్మం తలుపు తెరుచుకుని ప్రతి ఇల్లాలు అన్నపూర్ణ అయ్యి భోజనం పెడుతుంది, అది ఈ దేశం అండి. ఇక్కడ అన్నం పెట్టడమే కాదు, అన్నం తిన్నవాడు పెట్టిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కాదండి, అన్నం వడ్డించిన వాళ్ళు తిన్నవాడి పాదానికి దండం పెట్టే దేశం మనది, ఇది ఎంత గొప్ప దేశం ఇక్కడ. అలా అనుకుంటూ భారతదేశం కౌందంచాన్ని తెలుసుకుని గురువుగారిని అమ్మవారిని స్మరించుకుంటూ ఉంటే అప్పుడు ఒక ఇంటి తలుపు తెచ్చుకుని ఒక ఇల్లాలు పిలిచి ఆదరించిందట. అంటే ఇక్కడ అమ్మవారు అక్కడ ప్రేరణ కలిగించారు. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సంస్కారాలు, సభ్యత, నాగరికత ఎప్పుడైనా ప్రపంచానికి బోధించగలిగే ఒకే ఒక్క దేశం భారతదేశం, తెలుసుకోవాలి ఇక్కడ. కేవలం ఆర్థికంగా ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నాయి గనక వాళ్ళు ఏం చేసినా అది నాగరికతలా ధర్మంలా మనకు కనబడుతుంది, ఇది అజ్ఞానం మనకి. కానీ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే ప్రాథమికమైన సూత్రాలు కూడా లేని దేశాలు నాగరిక దేశాల సంస్కార దేశాలు, మీరు ఆలోచించండి ఇక్కడ. ఇది అన్య నింద చెప్పట్లేదు, మన దేశ ఔన్నత్యాన్ని చెప్పుకుంటున్నాయి ఇక్కడ, తెలుసుకోండి ఇక్కడ. ఆతిథేయ సత్కారం, అందుకే అంత కష్టకాలంలో మహానుభావుడైనటువంటి ధర్మరాజు పడుతున్నటువంటి ఈ మానసికమైన వేదనను మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏ విధంగా అతిథిని చూడాలి అంటే, తృణాని భూమి రుదకం వాక్ చతుర్థీ చ సునృత సతామేతాని గేహేషు నోచ్ఛిద్యంతే కదాచన. వచ్చిన వాడికి ఇవ్వాల్సింది ఏమిటయ్యా అంటే, భూమి తృణము ఇవ్వాలన్నాడు ఇక్కడ. అంటే గడ్డి నేల అని కాదు ఇక్కడ, సరిగ్గా అర్థం చేసుకోవాలి. ముందు ఆ రోజుల్లో పద్ధతి ప్రకారంగా కూర్చోవడానికి స్థానం ఇవ్వాలి, దర్భలు పరచట అంటే ఆ రోజుల్లో అది, అంటే మనం ఇప్పుడు చేపలు వేయడము ఆసనం ఇవ్వడం అది చెప్పడం, ఆసనం ఇవ్వాలి రాగా అని అతను కూర్చోవడానికి చోటు చూపించాలండి. చోటు అంటే అక్కడ కూర్చోండని కాకుండా దానికి చక్కని ఆసనం వేసి చోటు చూపించాలి, రెండు చూపించారు ఇక్కడ, చోటు ఆసనం. తర్వాత త్రాగడానికి నీరు ఇవ్వాలి. కొందరు ఉంటూ ఉంటారండి, వాళ్ళు అన్నీ చేస్తుంటారు కానీ అతిథుల్ని సరిగ్గా మర్యాద చేయరు, అది చెయ్యకపోతే అతిథి ఉస్సురని ఇంటి నుంచి వెళితే మనం పూజించిన దేవతలందరి శాపాలు మనకి ఇచ్చి వెళ్ళిపోతారట, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. విష్ణువు నిరుత్సాహపడి వెళ్ళినంత పాపం వస్తుందన్నారు, అతిథి దేవోభవ అభ్యాగత స్వయం విష్ణువు. ఈ మాటలు జాగ్రత్తగా తెలుసుకోవాల్సినది. పైగా విష్ణు పురాణంలో అతిథుల గురించి చాలా విస్తారమైన అంశంలో చెప్తాడు. అతిథి ఎవడైనా ఎటువంటి వాడైనా అతడికి భోజనం పెట్టాలట వాళ్ళ వాళ్ళ పద్ధతుల ప్రకారంగా. ఇన్ని విషయములు చూపిస్తున్నాడు. పైగా తాగడానికి నీరు ఇవ్వాలి. తర్వాత ఇవ్వాల్సింది ఏంటంటే వాక్ చతుర్థి చ సునృత, సత్యమైన ప్రియంగా మాట్లాడాలండి. ప్రియమైన మాట, వచ్చారా మిమ్మల్ని ఎవడ రమ్మన్నాడు ఇలాంటివి కాదు, ఇక్కడ ప్రియంగా మాట్లాడడం అనేది చెప్తున్నారు ఇక్కడ. పైగా అతిథి వచ్చినప్పుడు ఎలా కనిపెట్టుకోవాలో చెప్తున్నాడు ఇక్కడ. చక్షుర్దద్యాత్ మనోదద్యాత్ వాచం దద్యాత్ సుభాషితాం ఉత్థాయ చాసనం దద్యాత్ ఏష ధర్మ సనాతన. మాటి మాటికి ఏష ధర్మ సనాతన అని వస్తుందండి. ఇది సనాతన ధర్మము. ఏమిటా సనాతన ధర్మము? ఇంటికొచ్చిన వాడికి కొన్ని కొన్ని దానం చేయాలట. ఏమిటంటే చక్షుర్దద్యాత్, కళ్ళు దానం చేయాలట. కళ్ళు దానం చేయడం అంటే ఒక కంట కనిపెడుతూ ఉండాలన్నాడు ఇక్కడ. నేను ఎప్పుడు అదే పని చేస్తున్నానండి అన్నాడు గృహస్థు. మా ఇంటికి అతిథులు వస్తే కంట కనిపెడుతుంటాను, ఏది తీసుకుపోతారా అని. అది కాదు కంట కనిపెట్టడమంటే, కంట కనిపెట్టడం అర్థం ఏంటంటే వాళ్ళు మొహమాటతో కొన్ని అడుగుతారు అడగరు, ఏ ఇబ్బంది పడతారో లేదో నువ్వు గమనించుకో అన్నీ అందేయ లేదా ఇవన్నీ చూడాలి. అందుకు చక్షుర్దద్యా ముందు దృష్టి వారిపై పెట్టాలి. అందుకని ఆయన పని ఆయన చూసుకుంటాడు కానీ మన పని మనం చూసుకుందామని కాదు ఇక్కడ. అందుకు చక్షుర్దద్యా మొదటిదది. రెండు మనోదద్యా మనస్సు కూడా అతనికి ఇవ్వాలి, మనస్సు కూడా పెట్టాలి అతనిపై. మూడవది వాచందద్యా సుభాషితం, మధురంగా తీయగా ఆదరంగా మాట్లాడేది, ఆదరమైన వాక్కు చాలా ప్రధానమండి. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే వాళ్ళకు కావలసిన ఆసన సయ్యాదులు దానం చేయాలి. అది ఇవి ఈ నాలుగు అతిథి పట్ల ప్రవర్తించవలసిన విధానము. ఈ అతిథి సేవ సాక్షాత్ విష్ణు సేవ. ఏ ధర్మాన్నైనా ఒక వ్రతంగా చేసిన వాళ్ళు ఎలాంటి సిద్ధి పొందిపోతారని, అతిథి మర్యాదలు అనేటువంటి చేసిన వాళ్ళు ఎలాంటి సిద్ధులు పొందారో అనేక పురాణాల్లో కనబడతాయి, భారతంలో కూడా వివిధ సందర్భాల్లో కనబడతాయి. అంతేకాదు ఇక్కడ ఒక అద్భుతమైన వాట చెప్తున్నాడు, ఎనిమిది అంగములుగా ధర్మం ఉంటుంది సుమా. అందుకే భారతం ధర్మాల పుట్టండి, కథ ఆగింది అనుకోవద్దు, మన బతుకు కావలసిన ధర్మాలు లభిస్తున్నాయని తెలుసుకోవాలి. యజ్ఞము, యజ్ఞం అంటే దేవతారాధన, అదే తెలుసుకోవాలి. అనగానే వెంటనే అగ్నిహోత్ర పెట్టి నెయ్యి పోసేస్తామని కాదు, ఇక్కడ దేవతలను ఆరాధించుట ఏదైనా యజ్ఞం వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో. యజ్ఞము, అధ్యయనము రెండవది, ఇక్కడ శాస్త్రాధ్యయనం, మహర్షులు అందించిన విజ్ఞానాన్ని అధ్యయనం చేయడం రెండవది. కానీ ధర్మమునికి యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు, సత్యము, క్షమ, క్షమ ఇది చాలా ముఖ్యమైనది, సహనం అది ప్రధానమైన ధర్మం అంట, ఇంద్రియ నిగ్రహం అదొకటి, లోభము లేకుండా ఉండడం, ఇవి అష్టాంగ ధర్మము అన్నారు. మీరు అష్టాంగ యోగాల గురించి విన్నారు కదా, యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. పతంజలి పేరున యోగాలు చెప్తున్నా అష్టాంగాలు ఎప్పటికీ అర్థం కో పర్వాలేదు. ఇప్పుడు అష్టాంగ ధర్మము చూడండి, అష్టాంగ యోగం అది, అష్టాంగ ధర్మం ఇది. ఇది ఉంటేనే ఏ యోగమైనా. ముందు యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు, సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, లోభము లేకుండుట ఇది. ఇందులో మొదటి నాలుగు కూడా పితృయాన మార్గానికి చాలా ముఖ్యము. తర్వాత చెప్పినటువంటి నాలుగు దేవయానానికి సంబంధించినవి అన్నాడు. ఎన్ని అద్భుతమైన విషయములు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. పితృయాన మార్గము అంటే ఇక్కడ విశేషం ఏంటంటే యజ్ఞము, అధ్యయనము, దానం అనేది కర్మలు. ఈ కర్మలు సత్కర్మలు చేయడం వల్ల మనం ఉత్తమ లోక సుఖాలు పొందుతాం. ఉత్తమ లోక సుఖాలకు వెళ్ళేది పితృయాన మార్గము ద్వారా వెళతాం. మనం మొన్న ద్రౌపదీదేవి జనన గాథల్లో యోనిజ అయోనిజ తత్వాన్ని ఛాందోగ్యోపనిషత్తులున్న పంచాగ్ని విద్యతో అన్వయించుకుంటూ బ్రహ్మసూత్రములతో కలిపి చెప్పుకున్న వైనం గుర్తుకొచ్చిన వాళ్ళకి మరి వివరించక్కర్లేదు పితృయాన మార్గం అంటే ఉంటాం. కనుక యజ్ఞ, అధ్యయన, దానములు ఇవి చేసినటువంటి వారు తపస్సు వరకు కర్మలు గనక ఇవి చేసిన వారు పితృయాన మార్గంలో ఉత్తమ లోకాలకు వెళ్తారు వాంఛించి చేస్తే. అదే భగవదర్పణ బుద్ధితో ఫలాపేక్ష లేకుండా చేస్తే అవి జ్ఞాన సాధనకు సహకరిస్తాయన్నాడు. అవి సహకరిస్తాయి అక్కడ, ఇవి సహకారం అవుతాయన్నారు. ఇక సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, అలోభము ఇవి దేవయాన మార్గానికి పనికొస్తాయన్నాడు. ఇక్కడ ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది, మనస్సుతో పరతత్వాన్ని తెలుసుకోలేవు అన్నది ఇక్కడ. ఎన్ మనసా నమనుతే అంటుంది. అంతే కదా మరొక చోటు చెప్తుంది, తపసా బ్రహ్మచర్యేణ, తపస్సు, బ్రహ్మచర్యము మొదలైన నియమములతో కూడిన మనస్సుతో పరమాత్మను తెలుసుకో అన్నాడు. ఇక్కడ మనస్సుతో తెలుసుకోలేవని అక్కడ చెప్పి ఇక్కడ మనస్సుతో తెలుసుకో అని ఎందుకు చెప్పాడయ్యా అంటే, నీకున్న మనస్సుతో నువ్వు తెలుసుకోలేవు, నువ్వు సాధనతో తపస్సు చేసుకుని చిత్తశుద్ధిని సంపాదించుకుని ఉపాసనతో చిత్తాన్ని ఏకాగ్రపరచుకొని విచారణతో మరింత పదును పరచుకుంటే అలాంటి బుద్ధికి భగవంతుడు లభిస్తాడు అని చెప్పడం దానిలో ఉన్నటువంటి ఆంతర్యం. అందుకు ఆ బుద్ధి పరమాత్మను తెలుసుకోవడానికి విధంగా ఎలా తయారవ్వాలి, దేనివల్ల అది ఇక్కడ వివరిస్తున్నాడు. అందుకు ఉపాసనకు సంబంధించి ఉపాసన క్రమముక్తినిస్తుంది, జ్ఞానము జీవన్ముక్తినిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఈ క్రమముక్తిని పొందిన వారు దేవయాన మార్గంలో వెళతారు, పితృయాన మార్గంలో వెళ్ళి తిరిగి వస్తారండి. దేవయాన మార్గంలో వచ్చిన వాళ్ళకి నపునరావృత్తినోర్జున వాళ్ళు తిరిగి వెనక్కి రారు అన్నారు ఇక్కడ. క్రమముగా మోక్షాన్ని పొందుతారు. కనుక దేవయాన మార్గంలోకి అంటే క్రమముగా మనకి వెళ్ళి వెనక్కి తిరిగి రాని పరిస్థితినిచ్చే క్రమముక్తికి హేతువులు ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. అవి క్రమముగా చెప్తున్న పద్ధతి ఇక్కడ, సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, అలోభము ఈ నాలుగు కలిగి ఉంటే ఇవి దేవయాన మార్గంలోకి తీసుకువెళ్తాయి. ఇప్పుడు ఏ మార్గం ఎంచుకుందాం మనం, దేవయానం కదా, మరి పితృయానం ఏం చేస్తారు జాగ్రత్త. అవి తప్ప అవి లేనిది ఇది రాదండి. అందుకే యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు మానేస్తారా, అవి ఉండాలి. వాటిని యజ్ఞదాన తపస్తీర్థం న త్యాజ్యం కార్యమేవచ భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అవి మానకూడదు, అవి చెయ్యాలి. అవి చేస్తే కోరికతో చేసామా, ధర్మబద్ధంగా చేస్తే అవి తప్పకుండా సద్గతులు ఇస్తాయి, తర్వాత ఉత్తమ జన్మలు వస్తాయి. కనుక తప్పేమీ లేదు, బాధ లేదు. వాటిని మనం భగవదర్పణ బుద్ధితో చేస్తూ ఈ సత్యము క్షమ ఇంద్రియ నిగ్రహము అలోభము కూడా అమలుపరచుకుని ఉపాసనా మార్గంలో వైపు తీసుకెళ్ళగలిగితే ఆ పితృయానం కూడా మనకు దేవయానంకి వెళ్ళడానికి సహకరిస్తుంది. ఆ దేవయానం మన క్రమముక్తికి సహకరిస్తుంది. కనుక ధర్మం అంటే ఇంతేనండి. ఈ రెండూ లేకుండా ఉంటే దుర్గతులే, ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే యజ్ఞ అధ్యయన దానములు చేస్తే మళ్ళీ దుర్గతుల్లో, అది గొప్పది. సత్యము క్షమ మొదలైన వాటితో ఉపాసనా మార్గంలోకి పడితే దేవయానం ద్వారా క్రమముక్తిని పొందుతున్నాం. కనుక రెండూ ఉత్కృష్టములేగా. కనుక ఈ రెండూ ధర్మము ఎందు ఎనిమిది అంగములుగా చెప్పారు. అందుకు ఇవి పాటించు. ఇప్పటి వరకు నువ్వు గృహస్థుగా అనేక యజ్ఞాలు చేసావు, దానాలు చేసావు. ఇప్పుడు ఏమంటున్నావు, దానం చేయలేకపోతున్నావు, బాధపడుతున్నావు కదా, పర్వాలేదు. యజ్ఞములు దానములు ఇత్యాది కర్మలన్నీ గృహస్థ ధర్మంలో చేసావు, నీకు అవకాశం కుదిరింది. ఇప్పుడు అవకాశం లేదుగా, ఇప్పుడు ఇక్కడ తపస్సు సత్యము వీటి వైపు కేంద్రీకరించు అని ఇది చెప్పడం ఇందులో ఉంటే విషయం. ఎందుకంటే ఇప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడ చేయగలిగిన కర్మలు అక్కడ చేయాలి, కానీ గృహస్థాశ్రమంలో చేసినంత వీలు అవకాశం ఇక్కడ ఉండదు. అది ఇందులో చెప్పినటువంటి విషయం. కానీ సత్యము ఈ క్షమ ఇంద్రియ నిగ్రహము అలోభము ఉన్నవే, అవి ద్రవ్యాపేక్ష లేని గొప్ప విషయములు. యజ్ఞానికంటే ద్రవ్యాపేక్ష కావాలి, చేయించే పురోహితులు కావాలి. వీటికి ఏం కావాలండి, సత్యంగా పలకడానికి ఎక్కడ కొనాలి, ఇంద్రియ నిగ్రహానికి ఏం కావాలి. ఇప్పుడు ఈ విషయములు తెలుసుకుని ఎనిమిది ఎవడుకుంటాయో వాడికే సద్గతి, ఎనిమిది లేని వాడికి దుర్గతి. కనుక ధర్మం యొక్క అంగములు ఎనిమిది. ఇంత స్పష్టంగా ధర్మం యొక్క స్వరూపం ఈరోజు తెలుసుకోవడం మన యొక్క భాగ్యం. ఈ ఎనిమిది గుర్తుపెట్టుకుంటే చాలు, మళ్ళీ చెప్పండి అనద్దు. మళ్ళీ అననటువంటి మంచి జ్ఞాపక శక్తి ఉన్న వాళ్ళు నా ముందు కూర్చున్నారు అనుకుంటే నాకు తృప్తి. మొత్తానికి నువ్వు ఇంతవరకు యజ్ఞము యుద్ధము అనేది పితృమాతృమయి అయినటువంటి సిద్ధినిచ్చే కర్మలు చేసావు అన్నాడు ఇక్కడ గొప్ప మాట. పితృమాతృమయి అంటే నీకు పితృణము మొదలైనవి తీర్చుకోగలిగినటువంటి గృహస్థ ధర్మానికి సంబంధించిన కర్మలు చేసావు. ఇప్పుడు తపస్సు సత్యము ఇత్యాదులు అవలంబించు అని వాళ్ళు చెప్తూ నీ యొక్క ఈ అవస్థ నుంచి నీ ధర్మం పాటించడానికి గొప్ప ఉపాయం నీకు ఈ ధౌమ్యుడు చెప్తాడు అన్నాడు శౌనకుడు. అప్పుడు ధౌమ్యుడు అద్భుతంగా ఒక ఉపదేశం చేశాడండి. ఈ ఉపదేశం సూర్య అష్టోత్తర శతనామములు. ఇక్కడ మనం భారతంలో మన వైదిక ధర్మం యొక్క మూడు తత్వములు కనబడతాయి. వైదిక ధర్మం మూడు, కర్మ ఉపాసన జ్ఞానం, మూడే వైదిక ధర్మంలో మరొకట్లేదు. కర్మ అది ధర్మములు, ఆ ధర్మములు చెప్తూనే ఉన్నాడు. ఉపాసనలు కావలసినన్ను ఉన్నాయండి భారతంలో. ఇక్కడ సూర్యోపాసన మొదలైంది, అలాగే శివోపాసన చాలా చోట్ల కనబడుతుంది. విష్ణు ఉపాసన గురించి చెప్పక్కర్లేదు. సుబ్రహ్మణ్యోపాసన అరణ్య పర్వంలో వస్తుంది చిత్రం, శల్య పర్వంలో కూడా మనకు కనబడుతుంది. శక్తి ఉపాసన రెండు పర్యాయాల్లో మనకు కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే మూడు పర్యాయాల్లో, అరణ్య పర్వంలో సరస్వతీ గీత ఉంది, విశేషమైన అంశం. ఆడ తర్వాత మళ్ళీ విరాట పర్వంలో దుర్గాస్తుతి, అర్జునుడు చేసిన దుర్గాస్తుతి, ఇవన్నీ కనిపిస్తాయి మనకి. ఇక ఈ మొత్తం రాస్తున్నవాడు గణపతి, ఇంక చెప్పడానికి ఏమున్నది ఇక్కడ. ఆయన గురించి మొట్టమొదటి చెప్పారు, ఆదిలోనే మొత్తం చెప్పారు. కనుకనే వైదిక ధర్మంలో ఉపాసనలు మొత్తం ఆరే, ఇంకా ఏది వచ్చినా అది అవైదికమే తెలుసుకోండి. ఇక్కడ మొత్తం ఆరే. మీరు ఈ ఆరు మతములు కలిపి వైదికం షణ్మతములు. ఈ షణ్మతాల గురించి చెప్పే గ్రంథం మహాభారతం, ఎందుకంటే పంచమవేదం కనుక. వాటి వాటి ఉపాసనా విధానాలు చెప్పారు. చిత్రం ఏంటంటే వేదముల్లో అనేక మంత్రములు సూక్తములు ఉన్నాయి. వేదాల్లో ప్రధాన దేవతలకు సంబంధించిన సూక్తములన్నీ ఇందులో కనబడతాయండి. అగ్ని సూక్తం అనేక సార్లు వస్తుంది. మనం మొన్న మందపాలుడు జరిత వృత్తాంతంలో అగ్ని సూక్తం చెప్పుకున్నాం. అంతేకాదు వివిధములైన దేశాలని దండయాత్రకు వెళ్ళేటప్పుడు సహదేవుడికి ఒక చోట అగ్ని యొక్క అనుగ్రహం కలిగిన దేశం కనబడితే సహదేవుడు అగ్నిసూక్తం చదువుతాడు, స్తోత్ర రూపంలో ఉంటుంది. అక్కడ అగ్ని స్తోత్రం చేస్తే అక్కడ అగ్నిదేవుడు అనుగ్రహించి ఒక మాట చెప్తాడు, ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారికి అగ్నిహోత్ర కర్మ చేసిన ఫలితాన్ని నేను ఇస్తాను అన్నాడు. దీన్ని బట్టి వ్యాసుడు భారతాన్ని ఎలా చూపించాడంటే కేవలం కౌరవ పాండవులు కథలు చెప్పడానికి చెప్పలేదు, మన బ్రతుకు తరించిపోవడానికి కావలసినవన్నీ పెట్టాడండి. అందుకే వ్యాసుడు ఎలా రాశాడయ్యా అంటే కృపయా మునినా కృతం అని ఒక మాట అన్నాడు ఇక్కడ, దయతో రాశాట. ఎందుకంటే కలియుగంలో వేదాధికారం లేనటువంటి వారు చాలామంది ఉంటారు, వేదముల మర్మము తెలియలేని వాళ్ళు చాలా ఉంటారు. వీళ్ళందరూ తరించడానికి ఏం చేశారంటే వేదముల యందు సూక్తములతో మంత్రములతో స్వరములతో చెప్పిన విజ్ఞానాన్ని శ్లోకాల రూపంలో అందించాడు. ఒక్క విష్ణు సహస్రం వేదముల్లో చెప్పిన విష్ణు సూక్తములన్నిటి సారాంశం తెలుసా? ఆ కోణంతో పరిశీలించాలి. ఒక్కొక్కటి సామాన్యం కాదు. అగ్నిసూక్తం, ఇప్పుడు మనం చెప్పుకునే సూర్య ఉపాసన, ఇదే సూర్య ఉపాసన తర్వాత మరికొన్ని పర్వాల్లో కనిపిస్తుంటుంది. అవన్నీ చూస్తే సౌరారుణమంతర సారం అక్కడ కనబడుతుంది. పురుష సూక్త మొదలుకొని విష్ణు సూక్తములంటి సారం విష్ణు శాస్త్రంలో, రుద్రము యొక్క సారమంతా కూడా ద్రోణ పర్వంలో కనబడుతుంది. శతరుద్రీయ అధ్యాయం ఉందండి అక్కడ. కనుకనే స్వరణీయమంతో అధికారంతో చేయవలసిన వేదముల్ని అందరికీ అందుబాటులో తేవడం కోసం ఋషి అద్భుతమైన శ్లోక రూపంలో చూశాడు. అందుకే భారతం ఒక్కటి చాలు మన బతుకుల్ని బాగు చేయడానికి ఎన్ని మార్లు అంటున్నామో ఒకసారి గుర్తుపెట్టుకోండి. అది కేవలం కురుపాండవుల యొక్క రణగుణ కథ కాదు ఇది. అది కూడా ధర్మాధర్మములు తెలుసుకోవడానికి మనకు చూపిస్తూ తద్వారా ఉపాసనా పద్ధతులు చూపిస్తున్నాడు. ఇవాళ మనం ఆదిత్యోపాసన చెప్పుకున్నాం. ఉపాసనలో భాగం ఎక్కువగా అరణ్యపరముల నుంచి మనకు మొదలవుతుంటుంది. ఎన్ని వృత్తాంతాలు, ఎన్ని అద్భుతాలు. అందుకు ధర్మము ఉపాసన, ఈ ధర్మము కర్మ అనేటువంటిది మనం చెప్పుకున్నటువంటి యజ్ఞ అధ్యయన దాన తపస్సుల్లోకి వెళ్తాయి. ఆ తర్వాత ఉపాసనలు ఉండవలసిన పద్ధతుల్లో మన మనస్సంస్కారం ఎలా ఉండాలి, ఎలా దేవతలను ఉపాసించాలి, వాటిలో కూడా యజ్ఞదానాదులు ఉంటాయి, అవి కలుపుతూ చేయాలి. ఉపాసనలు సూర్యోపాసన విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఈ సూర్య అష్టోత్తర శతనామ మహామంత్ర రాశి ఇది దాచలేదండి, అక్కడ స్పష్టంగా ఉంది. సూర్యోర్యమో భగస్పష్ట పూషార్క సవితారవి గభస్తిమాన జక్కాలో మృత్యుర్ధాత ప్రభాకర, అది అష్టోత్తర శతనామం. చాలా విశేషమైనది. పైగా ఇది సప్తమి నాడు కానీ, షష్ఠి నాడు కానీ, ఆదివారం నాడు కానీ దీన్ని పఠిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని దీని యొక్క విధానాన్ని చెప్పారు. ఇది జపించవలసిన పద్ధతి, ఇవన్నీ కూడా బోధించాడు. వాటి తర్వాత గురువు ద్వారా ఈ ఉపదేశాన్ని పొంది అష్టోత్తర శతనామాలని నియమస్థుడై దీక్షగా జపం చేశాడు మహానుభావుడు యుధిష్ఠిరుడు. పైగా జలములందు నిలబడి సూర్యునికి అభిముఖంగా స్తుతిస్తూ వాక్ నియంత్రణతో ప్రాణాయామాది పద్ధతులతో స్తోత్రం చేశాట. స్తోత్రం చేసే పద్ధతిది అంటే అలాంటి పద్ధతులు చేస్తే స్తోత్రం ఫలిస్తుందండి. ఆ తర్వాత సూర్యభగవాన్ను ఉద్దేశిస్తూ యుధిష్ఠిరుడి స్తోత్రం ఉంటుంది. ఇది ఒక మరొక ఆదిత్య హృదయంలా కనబడుతుంది, సామాన్యం కాదు. ఇక్కడ అద్భుతమైన స్తోత్రం ఇది. ఈ స్తోత్రంలో సూర్యతత్వం అంతా ఉంటుందండి. సూర్యభగవానుడు కాలం ఎలా ఏర్పరిచాడు, దేవతలు ఎలా వచ్చారు అంటూ అన్నం ఆదిత్యమయం అనే మాట. అన్నము ఆదిత్యమయం, గొప్ప మాట. ఆదిత్యుడు లేకపోతే అన్నం లేదు. ఆదిత్యుడు మనకు ప్రాణదాత. ఆదిత్యుడు ఇచ్చిన ప్రాణశక్తిని వృక్షాదులు గ్రహిస్తాయి, మనం పరోక్షంగా వాటి ద్వారా గ్రహిస్తున్నాం. అందుకు అన్నం ఆదిత్యమయం అని ఆనాడు వేదం చెప్పింది. ఇప్పుడు అంతా రీసెర్చ్లు చేసి మన వాళ్ళు చెప్తున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుందే రీసెర్చే, తిరిగి తెలుసుకోవడమే. ముందు తెలియజేసినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి తెలుసుకోవడమే. తెలుసుకోండి, ఇక్కడ అంత స్పష్టంగా మనకి వేదమనందు ఆదిత్యతత్వం చాలా కనబడుతుంది. ఇప్పుడు ఆవేశానికి లోనైతే ఆదిత్యోదయం చెప్పడం జరుగుతుందని భయంతో నేను ప్రస్తుతం నిగ్రహించుకుంటున్నా. ఎందుకంటే అది ఒక్కటి చాలు 12 రోజులు తీసుకుంటుందని ఇక్కడున్న చాలామందికి తెలుసు, విన్నవారికి. మొత్తానికి ఇక్కడ ఆదిత్యతత్వం చాలా చెప్పబడుతున్నది. ఆ ఆదిత్యుని యొక్క ఉపాసనని చేశాడు. పైగా ఈ మంత్రం ఎలా వచ్చింది అంటే సాక్షాత్ బ్రహ్మదేవుడు ఇంద్రుడికి ఉపదేశించాడు ఈ నామములు. ఇంద్రుడు నారదునికి ఉపదేశించాడు, నారదుడు ధౌమ్యునికి ఉపదేశించాడు, ధౌమ్యుడు యుధిష్ఠిరునికి ఉపదేశించాడు. ఏవం పరంపరా ప్రాప్తం, అది తెలుసుకోవాల్సింది. అంటే మంత్రము ఆ దాని ఎలా వచ్చిందో పద్ధతిని కూడా ఇక్కడ వివరించారు. వాటి తర్వాత ఆనందంగా తీసుకెళ్ళి ద్రౌపదికి ఇచ్చేటండి. ఇది తీసుకోవలసింది ఆ పాత్ర, రాగి పాత్రది. ఎప్పుడు ఈయన ఉపాసన చేశాడు, ఉపాసన ఫలితంగా సూర్యభగవానుడు ప్రసన్నుడై ఒక రాగి పాత్రను ఇచ్చాడు, అక్షయ పాత్రని. ఇది తెలుసుకోవాలి. అదేదో మన ఇంటికి వచ్చిండు బాగుండేది కదా, మనం కూడా వానప్రస్థానికి వెళ్తే చేయించదు, వేరే విషయం. గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు కాదు, ఇక్కడే కుదరని చోట కుదర్చడానికి ఇచ్చిందే తప్ప, అది తెలుసుకోవాల్సింది. ఇస్తే ఆయన ఏం చేశాడు, ద్రౌపదికి ఇచ్చాట. ఇక్కడ కూడా వంటలేనా అంది ఆవిడ, అనలేదండి. ఇక్కడ ద్రౌపది ఇలా పెట్టేసి వంటలు కోరుకోలేదండి, ద్రౌపది అందులో వండింది అని రాశాడు. జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇక్కడ. అదే అక్షయ పాత్ర అక్కడ పెట్టేసి కావలసింది కోరుకోవడం కాదు, అందులో వండేదిట. అందులో ఏది వండినా అది చతుర్విధ భక్ష్యములుగా మారుతుంది, వండాలి. భక్ష్య భోజ్యలేహ చోష్యాదులుగా మారుతుంది అది ఇక్కడ. ఆ మారినది అందరూ వచ్చి ఆరగించే వరకు ఉంటుంది అండి అక్కడ, ఎవరు వచ్చినా అందుతూనే ఉంటుంది. అందుకే ద్రౌపది వండి నివేదన చేసేదట. ఇది ఆ పద్ధతులు ఎలా ఉండేవో అప్పుడు మనకు తెలుస్తున్నది. అప్పుడు తృప్తి పడ్డట. ఎందుకంటే రెండు రకాల భోజనం చెయ్యకుండా ఉంటే వాడిని పాపాత్ముడు అంటారు అన్నారు. రెండు రకాల భోజనాలు చేయాలండి, ఇది తెలుసుకోండి. రెండు రకాల భోజనాలు, ఆ రెండు భోజనాలు లేకుండా ఎవరు భోజనం చేస్తారో వాళ్ళు ఆ రోజు విషము తిన్నట్లే అన్నాడు ఇక్కడ. ఈ మాట భారతంలో చెప్పడం కాదు, భగవద్గీతలో చెప్పాడు. ఆ మాటకు వస్తే భగవద్గీత విచ్చుకుంటే భారతం, ఇది తెలుసుకోండి. ఇక్కడ భగవద్గీత మరో రూపం ధరిస్తే అదే భారతం, సామాన్యం కాదు. భారతం యొక్క సారూపమే భగవద్గీత. అందుకే తే అఘం భుంజతే మూఢాహ ఏ పచంచాత్మకారణ చెప్తున్నాడు ఇక్కడ భగవద్గీతలో. తన కోసం తాను వండుకునేవాడు పాపాన్ని తింటున్నాను అన్నాడు ఎవరు, కృష్ణ పరమాత్మ. అందుకోసం కొందరు అంటుంటారండి, ఎవ్వో మా ఇంట్లో మాకు సరిపోయేటట్టు వండుకుంటే చాలండి. పైగా కొందరికి ఆ ఇంట్లో ఉన్న గిన్నంతా ఊడ్చేస్తే అబ్బా ఇవాళ సరిపోయిందండి, ఆ రోజు వాళ్ళకున్న పాపం ఎప్పుడు ఉండదుట, తెలుసుకోండి. ఇక్కడ అంటే ఆఖరికి కొంత మిగిలి బయటపడిస్తే పురుగేనా తింటుంది, దానికి కూడా అవకాశం లేకుండా చేశారు ఇక్కడ. ఊడ్చి గిన్నెను ఎవడైతే తింటాడో వాడిని పాపాత్ముడి కింద లెక్క వేశారు. ఆ మర్యాదలన్నీ పోయాయి, భారతదేశ అసలు సంప్రదాయాలు తెలియట్లేదు. ప్రతివాడు రెండు రకాల భోజనం చేయాలట, విఘసము అమృతము. ఈ రెండూ తిన్నవాడు మాత్రమే నిజమైన సార్థక జీవనుడు అన్నారు. ఆ రెండూ తిననప్పుడు తే అఘం భుంజతే అన్నారు ఇక్కడ. ఆ రెండూ తింటే అమృతమే అన్నాడు ఇక్కడ. అందుకే అమృతాభిధానమసి అమృతమస్తు అంటున్నాం. అమృతం అంటే మంత్రంతో అమృతమైపోలేదు, అమృతం ఎప్పుడవుతుంది, అన్నము అమృతం ఎప్పుడవుతుంది, అమృతం తినమని చెప్పారండి మనకి. అలాంటి అమృతం తింటే ఆయుర్వృద్ధి జరుగుతుంది, సంతాన వృద్ధి జరుగుతుంది, సద్బుద్ధులు కలుగుతాయి, ఐశ్వర్యం ఉంటుంది. ఇది తిండి ఎవరి కోసం తింటాం? మన కోసమే. ధర్మం ఎవరి కోసం ఆచరిస్తాం? మన కోసం. అంతేగాని ఉపన్యాసాలు గంటన్న అరిచేడు కదా, ఒక్కటైనా విందాలండి అని జాలిపడి చేయడం కాదండి. ఇక్కడ ధర్మం మన కోసం ఆచరించాలి, ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఇక్కడ విఘనసము అంటే అతిథులకు పెట్టగా మిగిలినది విఘనసము, అది తాను తినాలి. ఇది అమృతము అంటే యజ్ఞము చేయగా మిగిలినది, యజ్ఞశిష్టాశిన అమృతభుజ అన్నాడు. ఇక్కడ యజ్ఞము చేయగా అంటే దేవతలకు నివేదించి తినేది అమృతము, అతిథులకు పెట్టి తినేది విఘసము, రెండూ జరగాలి అని చెప్పాడు. ఇక్కడ వాడు అమృతాన్ని తిన్నవాడవుతాడు. ఈ విధంగా తాను ఆ అరణ్యవాసం చేసేటప్పుడు ఈ ధర్మం ఎప్పుడూ పాటిస్తూనే ఉన్నాడు మహానుభావుడు. అంతేకాదు తిథి నక్షత్ర పర్వాలలో ఏ తిథి నాడు ఏ నక్షత్రం నాడు ఏ పర్వం నాడు ఏమి చేయాలో యజ్ఞములన్నీ చేస్తున్నట్ట. కొన్ని ధర్మాలు ఉన్నాయంటి, దర్శపూర్ణ ఇత్యాది ఇష్టులు ఉంటాయి. పూర్ణిమ నాడు చేయవలసినవి, అమావాస్య నాడు చేయవలసింది, ఏకాదశ తిథుల్లో చేయవలసినటువంటివి, అలాగే ఆయా వారములు ఎందు చేయవలసినటువంటివి, అవన్నీ చేస్తున్నట్ట. అంటే ఆ ఇంట్లో ఉంటే అన్నీ కుదురుతాయి కానీ బయటికి వెళ్తే ఎలా అవుతుందండి అనేవాళ్ళు ఇది ఒకటి తెలుసుకోవాలండి. అరణ్యంలో కూడా తాను చేయవలసిన తిథి నక్షత్ర పర్వాది కర్మలన్నీ చేస్తున్నట్ట. ఈ ఒక్క అధ్యాయం బాగా తెలుసుకుంటే మొత్తం అరణ్య పర్వం అంతా ఎలా గడిపారనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటూ ఉంటే అక్కడ ధృతరాష్ట్రుడు సీను, మళ్ళీ కొంచెం వెళదాం మనం, వాడు ఎలా ఉన్నాడో చూద్దాం. ఆయన అక్కడ విదురుడితో కబుర్లాడుతూ ఉన్నట్ట. విదుర, నువ్వు శుక్రాచార్యుడు లాంటి వాడివి, నువ్వు మా అందరికీ గౌరవనీయుడివి, పాండవులు అటు వెళ్ళిపోయారు, వీళ్ళంతా ఇక్కడున్నారు, ఇప్పుడు మేమేం చేస్తే బాగుంటుందంటావు అని. పైగా ఒక చిన్న భయం మనకున్నది, ఎప్పుడైనా పాండవులు వచ్చి సమూలంగా వీళ్ళందరూ దెబ్బతీస్తారేమో అని. కానీ యుక్తాయుక్తములు ఏం చేస్తే బాగుంటుందో నువ్వు వివరించు అన్నట్ట. ఎందుకంటే కాలక్షేపం గుడ్డివాడు కదండి, ఏదో ఒక అడిగి మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ. అప్పుడు చెప్తున్నాడు విదురుడు, ఎప్పుడైనా సరే ఎవడైనా తనకున్న సంపత్తు తృప్తిపడాలి కానీ లోభంతో పాపం చేయరాదయ్యా. నీకు ఒకటే మాట చెప్తున్నాను, ఇదివరకు గాంధారి కూడా నీకు చెప్పింది, గాంధారి నిర్భయంగా చెప్పింది. ఏమిటంటే వీడు పుట్టినప్పుడే వీడిని వదిలేయమని అందరూ చెప్పారు, నువ్వు నేను వీడు మోహంతో పట్టి పెట్టుకున్నావు, ఇప్పటికి మించిపోయింది లేదు వదిలేయి అన్నది అప్పుడే. నేను ఇప్పుడు అదే చెప్తున్నా, వదిలేయి. అసలే వదిలేయలేకపోయి వనుకు దుర్యోధనుణ్ణి, దుర్యోధనం త్వహితం వై నిగృహ్య పాండో పుత్రం కురుష్వాధిపత్యే అజాతశత్రుర్హి విముక్త రాగో ధర్మేణ మాం పృథివీం శాస్తురాజన్. గొప్ప మాటలు చెప్పాడు ఇక్కడ. ఒక పంచే, నువ్వు ధర్మరాజుని పిలిపించు, అతనికి ఆధిపత్యం ఇప్పించు. దుర్యోధనుడిని అంగీకరించాడు కదా, అతన్ని నిగ్రహించు. అతన్ని నిగ్రహించి అంటే అతడి మాట చెల్లుబాటు చేయకుండా అణచివేసి ధర్మరాజుకి ఆధిపత్యం ఇవ్వు. అజాత శత్రువు రాగద్వేషాలు లేనటువంటి ధర్మరాజు భూమిని పాలిస్తాడు, అతన్ని దుర్యోధనుడు అనుసరిస్తాడు. అలా చేస్తే ఉభయులకి క్షేమము. నువ్వు అడిగేవిగా మా వాళ్ళకి ఏది క్షేమం అని చెప్తున్నా. రెండో ప్రత్యామ్నాయం మరొకటి చెప్పనా అన్నాడు. అదేమిటంటే దుర్యోధనుడు ఒక్కడు అందరినీ విడిచిపెట్టి అరణ్యవాసానికి వెళ్ళి ధర్మరాజుకు శిష్యుడే సేవ చేసుకుంటూ ఉంటే బాగుపడతాడు అన్నాడు. ఈ రెండూ పాపం గెట్టలేదు మన వాడికి. వెంటనే ఇంతవరకు కాని మాట్లాడింది కేవలం దుర్యోధనుడే, అప్పుడు నోరు మూసుకున్నాడు కదా. అవతలవాడు తిడుతున్నప్పుడు ఇవతలవాడు నోరు మూసుకున్నాడంటే వీడు కూడా ఎప్పుడప్పుడు తిడతాడని అర్థం. అదే ఇప్పుడు జరుగుతుంది. వెంటనే అంటున్నట్ట విదురుడితో, చీ నువ్వు ఎప్పుడూ కూడా పాండవ పక్షపాతివి, నా మీద నా పిల్లల మీద నీకు చాలా దుఃఖము దురభిప్రాయము, పైగా ఎంత కాదన్నా నా కొడుకును వదలము నువ్వు చెప్తావా, ఇదేం బాగలేదు. యథేచ్ఛ సంగచ్ఛవా తిష్టవాత్వం, నీకు ఏది ఇష్టమో చేసుకో, నీకు ఇష్టం వచ్చినట్టు వెళ్తావో వెళ్ళిపో, ఉంటే ఉండు, కానీ నిన్ను నేను భరించలేను అన్నట్టు. వెంటనే వెంటనే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడండి ధృతరాష్ట్రుడు. హతాశులైపోయి విదురుడు, ఓహో సరే కానీ అని విడిచిపెట్టి పాండవులు ఏ కామ్యక వనంలో ఉన్నారో అక్కడికి వెళ్ళిపెట్టి తిన్నగా విదురుడు దూరం నుంచి వస్తుంటే భీముడు అన్నాడు, మళ్ళీ వస్తున్నాడు విదురుడు, ఎందుకంటే మనకేవో ఆయుధాలు అవి ఉన్నాయి, అవి కూడా దోచుకోవడానికి జూదానికి ఏర్పాటు చేసేడుమో గుడ్డిరాజు, అందుకు పిలుపు కోసం వస్తున్నాడేమో అనుకున్నట్ట. వచ్చి అన్నీ కనుక్కుందామలే అని వచ్చిన తర్వాత అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు మహానుభావుడు. అప్పుడు అంటున్నాడు ఈయన, అజాతశత్రు ధృతరాష్ట్రుడు నన్ను నీ అభిప్రాయం ఏంటో చెప్పు, పాండవులకి కౌరవులకి కూడా క్షేమంకరమైంది నిష్పక్షపాతంగా చెప్పన్నాడు. నిజం చెప్తే నిష్ఠూరం, నేను చెప్పాను నిష్ఠూరం పొందాను, వెళ్ళిపోమన్నాడు నీకు ఇష్టమైన చోటికి, ఇంతకంటే ఇష్టమైన చోటే ఉంది, నీ దగ్గరికి వచ్చానయ్యా అన్నాడు. ఒక్కడు మాత్రం నిజమయ్యా, ధర్మం చెప్తే ఆవిడికి నచ్చదని తెలిసింది. ఎలాగంటే రోగికి పథ్యం ఎలా వెగటుగా అనిపిస్తుందో వినాశకాలం దాపురించిన వాడికి ధర్మం కూడా వెగటుగా అనిపిస్తుంది అన్నాడు. ఇక్కడ గొప్ప విషయం చెప్పాడు. ఇక్కడ పైగా ఎన్ని చెప్పేప్పటికీ విదురుడికి తెలియందా? విదురుడు ఎన్నో చెప్పాడు ఆయన, అయినా ధృతరాష్ట్రుడికి ఎన్ని చెప్పినా తామరాకు మీద పడ్డ నీరులాగా ఏమీ అంటట్లేదండి. కొందరు ఉంటారు మహానుభావులు, ఎన్ని చెప్పండి ఒకేలా ఉంటారు. ఏం చేస్తాం వాళ్ళని పద్మపుత్ర మివాంభసే అనొచ్చు. ఏం చేస్తాం, ఎవరిని యోగులను అంటారు ఆ విషయంలో, వాళ్ళకి ప్రాపంచిక వికారాలు అంటవు గనక. కానీ పాపాత్మునికి ధర్మం అంటది, అదుకుంటున్నది ఎన్ని చెప్పండి, వాడు అక్కడే ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అలా ఉంటారు. వాడు ఒక్కడెక్కదండి, ఒక్కడి లోపలికి ఎక్కదు, అలాంటి వాడు వాడు. ఈ విధంగా ఎప్పుడైతే చెప్పాడో సరే, విదురుడికి కూడా ఆతిథ్యమిస్తూ వాళ్ళు హాయిగా ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత సంజయుడు వచ్చాడు అక్కడికి. ఇదేమిటి సంజయ, నువ్వు వచ్చావంటే పంపించడం మీద పంపించాడు, కానీ ధృతరాష్ట్రుడు చాలా పశ్చాత్తాపడ్డాడు. విదురుడు గురించి గొప్ప అభిప్రాయం ఉంది ధృతరాష్ట్రుడికి. భ్రాతామమ సుహృత్యైవ సాక్షాత్ ధర్మ ఇవాపరః, అతడు నాకు సోదరుడు మాత్రమే కాదు నాకు స్నేహితుడు, మూర్తీభవించిన ధర్మం అతడు, అపరధర్మస్వరూపుడు. అలాంటి వాడు దగ్గర లేకపోవడం నాకు చాలా బాధగా ఉన్నది, ఏదో పరుషవాక్యమును మాట్లాడాను, నన్ను క్షమించి రమ్మని చెప్పవయ్యా అని సంజయుని పంపించట. దీన్ని బట్టి ధృతరాష్ట్రుడు అన్నీ తెలిసిన దుర్మార్గుడు. ఇది చూడండి, ఇక్కడ తెలియని దుర్మార్గుడు అంటే వేరు, అన్నీ తెలిసిన దుర్మార్గుడు, అలాంటి వాడితో మహాప్రమాదం. సరే, మొత్తానికి ఈ విధంగా చెప్పాడు అంటే విదురుడు ఏం మాట్లాడలేదట. పాండవుల వైపు చూశాడు. అప్పుడు ధర్మరాజు చెప్తున్నాడు, ధృతరాష్ట్రుడు నిన్ను స్మరిస్తున్నాడు గనక నువ్వు వెళ్ళి ఆయన దగ్గర ఉండు, ఆయన దగ్గర ఉండు, లేకపోతే ఆయన తట్టుకోలేడు సింహ, అందుకు తప్పకుండా నువ్వు అక్కడికి వెళ్ళడమే ధర్మము అని యుధిష్ఠిరుడు చెప్తే, అప్పుడు వారిని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరాడు మహానుభావుడు విదురుడు. ఈ లోపల దుష్టచతుష్టయం ఆలోచనలండి. ఇక్కడ నిజానికి అరణ్య పర్వం అంతా ఒక్క పొట్ల హాయిగా ముగించవచ్చు, కానీ తర్వాత కథకి ప్రణాళికలు, మనకి ఇంకే సందేహం రాకుండా ఉండాలంటే నన్ను కీలకమైన కొన్ని అంశాలు పట్టుకోవాలి. ఇక్కడ విదురుడు తిరిగి వచ్చాడు కదా, రాగానే దుర్యోధనుడికి మళ్ళీ బాధ కలిగింది. ఏదో విదురుడు కూడా వెళ్ళిపోయాడు, ప్రశాంతంగా ఉన్నాడు ఈయన ఇప్పుడు. వీడొక్కడే కొంచెం విపరీతంగా మాట్లాడుతున్నది. భీష్ముడు ద్రోణుడు వాళ్ళందరూ కూడా ఎలాగో ఉపేక్ష వహిస్తూ ఉండడం కనబడుతున్నది ఇక్కడ. ఇప్పుడు ఈ విదురుడు తిరిగి రావడంతో మళ్ళీ తన ముగ్గురు మిత్రుల్ని పిలుచుకున్నాడు. అందుకే దుష్టచతుష్టయం అన్నారు కదా వాళ్ళు, శుకుని దుశ్శాసన కండు. వాడు పిలిపించి జ్ఞాని అయిన విదురుడు మళ్ళీ వెనక్కి వచ్చాడయ్యా, వీడు విద్వాంసుడే కానీ పాండవులకు స్నేహితుడు హితుడు అని వెనక్కి తెప్పించుకుని, అయ్యో నిన్ను పొరపాటు పంపించాను ఏడ్చాడు కూడా మన తండ్రి. ఇప్పుడు చూస్తూ ఉంటే కొంతసేపటికి ఇలాగే ఇలాగే చేసి మళ్ళీ అడవు నుంచి వాళ్ళు పిలిపించుకొచ్చేస్తాడేమో నా తండ్రి అనిపిస్తుంది నాకు. మా తండ్రికి ఆ బుద్ధి లేకపోయినా వీళ్ళందరూ పుట్టించేస్తారు. మళ్ళీ వచ్చాడుగా విదురుడు, వెనక్కి వచ్చాడు గనక మళ్ళీ నువ్వేగా రమ్మన్నావు నేను చెప్పినట్టు విని అంటాడు. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చివచ్చు. ముందే మీకు చెప్తున్నాను, మళ్ళీ పాండవులు వెనక్కి వచ్చారా పాడిన పాటే నిన్నటిదే, నేను ఆహారం మానేసి చచ్చిపోతా, విషాన్ని తీసుకుంటా, ఉరి పోసుకుంటా, అగ్నిలో ప్రవేశిస్తా, ఇవన్నీ మొదలెట్టాడండి వీడికి. అదొక పెద్ద అద్భుతం, శతకంలాగా చివరికి మొకటం ఇది వస్తూ ఉంటుంది వాడికి. ఏం మాట్లాడినా ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే శకుని గొప్ప మాట అన్నాడు, నువ్వు చాలా అమాయకంగా మూర్ఖంగా ఆలోచిస్తున్నావు. ప్రతిజ్ఞ చేసి వెళ్ళారు పాండవులు, ఒక్క మాట గుర్తుపెట్టుకో, పాండవులు 600 సత్యాన్ని తప్పరు. చూసారా, దుర్మార్గుడైన శకుని కూడా మాట అన్నాడు ఇక్కడ. పైగా ఇప్పుడు నీ తండ్రి వెనక్కి పిలిచిన వాళ్ళు రారు, ఎందుకంటే వనవాసం బద్ధులే వెళ్ళారు, వాళ్ళు వెనక్కి రారు, అది కూడా తెలుసుకో. పైగా ఒకవేళ వాళ్ళే వచ్చారు అనుకో, మనం మధ్యస్థుల్లో ఉంటూ వాళ్ళని ఎలా నాశనం చేయాలి అలా చేయాలి, కానీ ఇప్పుడు తొందరపడి ప్రయోజనమే ఉందయ్యా. అంటే ఏమిటా, మనం ఈ సమయంలోనే అరణ్యంలోకి వెళ్ళి వాళ్ళని సంహరిద్దాం, యుద్ధం చేద్దాం, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అసహాయులు ఉన్నారు, దేనికి పనికి రాకుండా ఉన్నారు, కనుక ఇప్పుడే వెళదామన్నట్ట. వెంటనే దుశ్శాసనుడు అన్నాడు, వద్దొద్దు సుమా, శకుని ఏం చెప్పాడో అది విని, జాగ్రత్తగా విను, ఇది మనకు చాలా మంచిదని. ఆఖరి కర్ణుడు కూడా అన్నట్టండి ఇక్కడ, ప్రతిజ్ఞాకాలం పూర్తి కాకుండా పాండవులు తిరిగి రారు అంటూ ధీరాహ పాండవాహ అని ఒక మాట అన్నాడు. ధీరులైన పాండవులు, ఎంత గొప్ప మాట. ధీరులు అంటే కష్టకాలంలో అయినా సుఖంలోనైనా ధర్మం తప్పకుండా ఎవరుంటారో వాళ్ళు ధీరులు అనాలండి ఇక్కడ. ఇదే ధీరా, ధీర సమర్చిత, అది తెలుసుకోవాల్సింది. అలాంటి ధీరులు వాళ్ళు, వాళ్ళు వెనక్కి రారు, అందుకు నువ్వేమీ నిశ్చింతగా ఉండు అన్నట్ట. కానీ అప్పుడు మహాకోపం వచ్చింది ఎవరికి, దుర్యోధనుడికి. మిగిలిన ముగ్గురు ఏమన్నారు, నువ్వు యుద్ధ ప్రయత్నం మానుకోను, కానీ మహాకోపం వచ్చి వెనక్కి తల తిప్పుకుని ఉక్రోషంగా ఉన్నాడు. ఆ క్రోధాన్ని గమనించేట కర్ణుడు. కర్ణుడంత నిజానికి దుర్మార్గమిత్రుడు మరొకడు ఉండడండి, అది మనం తీసుకుని మహామిత్రుడిని బిరుదులు ఇచ్చేస్తారు. దాన వీర సోరాట, ఇదేమిటో వచ్చింది వాడికి. ఒక దానం ఉన్నది, ఎందుకంటే ఎంత దుర్మార్గుళ్ళైనా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, అలాగే ఎంత మంచి వాళ్ళలోనైనా కొన్ని దుర్మార్గాలు ఉంటాయి. కర్ణుడిని మొత్తం తీసిపారేసి పనికిరాని వాడు అనడానికి లేదండి, అని సూర్యాంశ సంభూతుడు, గొప్ప దానశీలి, మహాపరాక్రమవంతుడు. కానీ అర్జునుడితో ఎదురుగా నిలబడి గెలిచిన దాఖలాలు ఒక్కట్లేవు మీరు పరిశీలిస్తే. పరాక్రమం ఉంటూ ఉండవచ్చు, అతడు చేసిన ప్రతాపం ఆయనకు ఉంది, మెచ్చుకుందాం, కాదని కాదు. అంత మాత్రం చేత 100 మార్కులు ఇవ్వచ్చు. ఇవాళ మనం నిన్న ఇవాళ చెప్పుకున్న దాని ప్రకారం అటు యుధిష్ఠిరుడు అంత అవమానింపబడుతున్నప్పుడు వదరబోత్తనంతో మాట్లాడింది కర్ణుడే. దుర్యోధనుడు తొడలు బద్దలయ్యాయన్నా, దుశ్శాసనుడు గుండు చీలబడిందన్నా కర్ణుడే కారణం, కాదా చెప్పండి. ఇక్కడ కర్ణుడిచ్చిన మాట బట్టే దుశ్శాసనుడు దుర్యోధనుడు అలా ప్రవర్తించారు. వాడేమో వస్త్రాపహరణం చేశాడు, వీడేమో తొడ చూపించాడు. దానికి ప్రేరణ ఎవరు? కర్ణుడే. ప్రతిజ్ఞ పట్టాడు భీష్ముడు. కనుక వాళ్ళిద్దరు నాశనానికి అసలు కారణం ఎవడు? కర్ణుడు. కనుకనే వీడు చాలా పనికొస్తాడని కర్ణుడిని అటుపెట్టాడు కృష్ణుడు. ఇది తెలుసుకోవాల్సింది. అది కర్ణుడు. పైగా కర్ణుణ్ణి దుర్యోధనుణ్ణి చాలామంది గొప్ప స్నేహితులు అనుకుంటారండి. ఇలాంటి స్నేహాలు ఎంత ప్రమాదకరమో నిజంగా తెలుసుకోండి. స్నేహ లక్షణాలు ఇద్దరిలోని లేవు, ఇది తెలుసుకోవాలి. స్నేహం అంటే కలిసి చట్టాపట్టాలు వేసుకుంటూ కంపెనీలకు తిరిగేవాళ్ళు కారండి. స్నేహం అంటే ఏంటంటే మిత్రుడు పాపం చేయకుండా ఆపాలి. పాపాన్ నివారయతి యోజయతే హితాయ గుహ్యాన్ నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపత్సు శైవ నజహాతి దదాతి కామాన్ సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతహ అన్నాడు మహానుభావుడు భర్తృహరి. ముందు స్నేహితుడు తప్పు చేయకుండా చూడాలండి. ఇక్కడ వాడికి హితమైనది చెప్పాలి, తర్వాత ఆపదల్లో కూడా విడిచిపెట్టకూడదు, అవసరమైన సంపదలు ఇవ్వాలి అని. చివరి 2 మాత్రం పాటించారు ఇద్దరు, అది మాత్రం నిజమే. కానీ మొదటివి లేవు, అది కూడా ఇచ్చింది. పాపాన్ని ఎవరా అయితే లేదు, యోజైతే హితాయ లేదు. పాపం చేయకుండా కాపాడాలండి. నిజంగా చూడండి, స్వార్థపూరితమైన స్నేహానికి ఉదాహరణ చెప్పాలంటే దుర్యోధనుడు కర్ణుడు. మీరు ఈ కోణంలో ఆలోచించండి. సరిగ్గా కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సన్నివేశంలో వీరిద్దరికి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఏ పరిస్థితుల్లో ఏర్పడింది? అక్కడ అర్జునుడు చూపించినటువంటి అద్భుతమైన ప్రతాప ప్రదర్శనకి మొత్తం అందరూ చకితులైపోయి నిశ్చేష్టులుగా చూస్తూ ఉంటే దుర్యోధనుడు బెంగపట్టుకుంది, ఇలాంటి వాడు అక్కడ ఉన్నాడే, భీముడంటే నేను వాడు ఇద్దరం గదా విద్యలో ఉన్నాం కనుక ఇద్దరం పోటాపోటీ అయిపోయింది, అర్జునుడితో పోటీ ఏమిటో ఆలోచిస్తుంటే నేను వచ్చాడు. ఇప్పుడు వాడికి హోప్ దొరికింది, అంటే పాండవుల్ని దెబ్బతీయడానికి ఒకడు దొరికాడు కనుక వీడి స్నేహం నాకు కావాలన్నాడు. కనుక వీడి స్నేహం ఎందుకోసం? పాండవుల కోసం. ఇక్కడ నిజానికి అనేక పర్వాల గాథలు కూడా కలిపి ఇక్కడ చెప్పుకుంటున్నామండి. వ్యక్తిత్వాలు తెలుసుకోవాలి, మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి వివరణలు ఒక్కర్లేదు, మనకి అర్థమైపోవాలి. దాంతో ఈయన గారు ఎందుకు కలిశారు? ఈయనకి మహాస్పర్ధ అర్జునుడితోనే, ఎలాగోలో అర్జునుడు దెబ్బతీయాలండి. అర్జునుడితో దెబ్బతీయాలంటే తనకు అండ ఉండాలి, అందుకు ఆయన దుర్యోధనుడు పక్కన చేరాడు. అది ప్రధానం. ఎంత అర్జునుడి మీద పగలేకపోతే తన గురించి తెలిసిన వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ఏమిటి, అర్జునుడిని తప్ప ఇంకవందరినీ విడిచిపెడతానన్నాడు ఆయన. అంత పగ అందుకే బ్రహ్మాస్త్రం నాకివ్వరా అని అడిగేట ద్రోణుడి దగ్గరికి వెళ్ళి కర్ణుడు. అప్పుడు నువ్వు యోగ్యుడు కారో బాబు అన్నాడు ఆయన. వెంటనే నువ్వివ్వకపోతే నీ గురువు దగ్గరికి వెళ్తాను, పరశురాముడి దగ్గరికి వెళ్ళండి. ఇక్కడే గురువు ధిక్కారం చూడండి. ఒక గురువు ఇవ్వలేదు అంటే అతను విడిచిపెట్టి మరొక దగ్గరికి వెళ్ళంటే ధిక్కారం. అలాంటి వాడికి మంత్రము అస్త్రము వచ్చినా పని చెయ్యదు అని తెలుసుకోవాలి. ఇక్కడ తిన గురు ధిక్కారం చేసి అక్కడికి వెళ్ళాడు. ఆయన గారు పరశురాముడి దగ్గరికి ఎలా వెళ్ళాడు? వంచనతో వెళ్ళాడు. ఎందుకంటే ఉపనయన సంస్కారం లేని వాళ్ళకి మంత్రోపదేశం చెయ్యరాదు గనక, తనకు తత్సంస్కారం లేవు గనక, బ్రహ్మాస్త్ర మంత్రము గనక, తాను విప్రుణ్ణి అబద్ధమాడాడు, అసత్యంతో గురువుని ఆశ్రయించాడు. తెలుసుకోండి ఇక్కడ. పోనీ ప్రయోజనం ఏమైనా గొప్పదా? అసత్యం చెప్పినా ప్రయోజనం గొప్పదైనప్పుడు దాన్ని ధర్మంగా స్వీకరించవచ్చు. ప్రయోజనం ఒక్కటే, అర్జునుడితో సమౌజ్జి కావాలి. అర్జునుడికి బ్రహ్మాస్త్రము తనకలేదు, ఇదే ఏడుపండి, మరొకటి కాదు. ఆ సమయంలో అక్కడ పొరపాటునైనా గోహత్య చేశాడు, ఆ గోవు కలిగిన బ్రాహ్మడి శపించాడు, నువ్వు ఏది నేర్చుకుంటున్నావు వ్యర్థం అవుతుంది పో అన్నాడు. ఇక్కడ ఇది జరిగినది. ఇక్కడ ఆడ తర్వాత పరశురాముడికి సత్యం తెలిసి ఆయనే శపించారు. అబద్ధం ఎంతకాలం దాచుతారండి, అందరు ఋషి దగ్గర ఆయనే శపించాడు. ఇక్కడ రెండు జరిగిపోయాయి. అంటే ఉద్దేశం మంచిది కానప్పుడు విద్య నేర్చుకునేప్పుడు వంచన ఎంత ప్రమాదకారో తెలుసుకోండి. విద్యను ఒక వస్తువులా చూస్తున్న నేటి నాగరికతలో ఇది విషయం తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఏముంది, మేము గురుదక్షిణ పారేశాం, వాళ్ళు విద్య నేర్పారు, అయిపోయిందండి, ఇలా అనుకోకూడదండి. గురువు పట్ల ఎలాంటి భావం ఉండాలి? అందుకే మొన్న ఒక మాట చెప్పాం, గురువు పట్ల కేవలం ఒక మంత్రం ఇచ్చినటువంటి ఒకనొక వస్తువు అనుకోకూడదు. ఆ మంత్రము ఆ దైవము గురు రూపంలో ఉన్నారన్న భావన ఉండాలి. అందుకే సృష్టిలో గురువుని విడిచిపెడితే పరమేశ్వరుడు కూడా కాపాడు తెలుసుకోండి. ఇక్కడ గురువును విడిచిపెట్టి ఎన్ని మంత్రాలు జపాలు తపాలు చేసినా ఏ దేవత రక్షించదు, వాడు సర్వనాశనం అవుతాడనేది చెప్తున్నారు ఇక్కడ. అందుకే అర్జునుడు గురుభక్తికి ఒక ఉదాహరణ, కర్ణుడు గురు తిరస్కారానికి ఒక ఉదాహరణ. తెలుసుకోవాల్సింది ఎన్ని తప్పులండి. కానీ దుర్యోధనుడు కర్ణుడిది గొప్ప స్నేహమా? పైగా తన అస్త్రాలన్నీ శాపగ్రస్తాలని తెలుసు వాడికి, భరోసా వాడి అస్త్రం మీద వాడికే నమ్మకం లేని పరిస్థితిది, శాపగ్రస్తం. అర్జునుడి దగ్గర ఆ దోషం లేదు. అటువంటప్పుడు ఏం చూసుకుని ధైర్యం చెప్పాడండి దుర్యోధనుడికి చెప్పండి. ఇంతకంటే దుర్మార్గం మిత్రద్రోహం మరొకటి ఉంటుందా? మీరు ఆలోచించండి. ఇక్కడ అది నిజానికి ఎప్పుడు యుద్ధ షట్కం రావాల్సిన విషయం ఇక్కడే చెప్పామంటే మనం చాలా పర్వాలు ముందుకే వెళుతున్నామని ఇంకా తెలుస్తుందన్నమాట విషయం. ఇక్కడ మొత్తం తెలుసుకోవాల్సింది, ఎక్కడ వ్యర్థము చెప్పట్లేదు, అక్కడికి ఇక్కడ అర్థం చేసుకోవాలి. తన అస్త్రములు శాపోపహతములు అని తెలిసినప్పుడు, తన విజయం మీద తనకే నమ్మకం లేనప్పుడు నేనున్నాను పర్వాలేదని చెప్తాడండి పాపాత్ముడు. అంటే ఒక విధంగా దుర్యోధనుడు ముంచాడే లేదా, వంచన చేశాడే లేదా? పోనీ నన్ను వంచన చేశాడు, మిత్రద్రోహి అని అనడానికి దుర్యోధనుడికి అర్హత లేదు, ఏం వీడిదేదు నిష్కపట స్నేహమైనట్టు. కనుక స్వార్థ స్నేహాలు ఇలాగే ఉంటాయి, ఇది అర్థం చేసుకోవాలి. ఇది తెలియక మన వాళ్ళు ఏదో గొప్ప మిత్రుల్లాగా చూపిస్తూ ఉంటారండి. ఎందుకంటే దుర్యోధన అభిమానులు కొంతమంది, మనం రెండో రోజున మూడో రోజున చెప్పుకున్నాం, కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి పక్షాన పోరాడి నశించిన అసురాంశ కలవాళ్ళు ఇంకా ఏ లోకాలకే వెళ్ళక భూలోకంలో మానవులుగా పుట్టి వాళ్ళు భారతంలో కృష్ణుణ్ణి ద్రౌపదిని విమర్శిస్తూ నవళ్ళు నాటకాలు వ్యాసాలు రాస్తూ అవార్డులు తెచ్చుకుంటూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఇంకా అసుర కొంచెం మిగిలిందనమాట, జరగాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా అధర్మాన్ని ఒప్పుకుంటే అవి కూడా కుప్పకూలుతాయని రుజువవుతూ ఉంటుంది. దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన అంశములు ఇవన్నీ కూడా. మొత్తానికి ఆ కర్ణుడు ఎప్పుడైతే దుర్యోధనుడు అలిగాడో అప్పుడు దుర్యోధనుడి అభిప్రాయం సరైంది అన్నాడు. చూసారా, దుర్యోధనుడికి హితం కాదని, ఏం చేస్తే ఆయన ఇష్టపడతాడు అని చెప్తున్నాడు. యుద్ధం వద్దురా బాబు అని ముగ్గురు చెప్పారా? అలిగాడు దుర్యోధనుడు. అలిగితే అయ్యో చెప్పినంత నిజమే, మన యుద్ధాలకు బయలుదేరదాం, మన ఆయుధాలు పట్టుకుని తిన్నగా రథంలోకి వెళ్ళి వాళ్ళని సంహరిద్దాం, అప్పుడు వాళ్ళంతా మరణిస్తారు అక్కడ. పైగా ఇప్పుడు వాళ్ళని సంహరించడం తేలిక, ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు, అంటే పరిస్థితుల్లో కష్టం ఏర్పడినప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు. కష్టము దుఃఖము అని రెండు మాటలు ఎందుకన్నాడు? కష్టాలంటే అడవులు పాలవడం, అనారోగ్యాలు అవ్వడం కష్టాలు. అది తలుచుకుంటూ బాధపడితే దుఃఖం. కొందరు కష్టం వస్తుంది కానీ దుఃఖం ఉండదండి, అది మహాత్ములు, వాళ్ళు వేరే విషయం. అందుకే కష్టాల్లో ఉన్నంత వరకు, దుఃఖంలో ఉన్నంత వరకు, సహాయరహితులై ఉన్నంత వరకు యుద్ధంలో వాళ్ళని జయించగలమన్నట్టు. మూడు, వాళ్ళకి ఎవరు సహాయం లేరు. ఇప్పుడు అడవిలో వాళ్ళు మాత్రమే ఉన్నారు ఆరుగురు. ఇది పరిస్థితి. అందుకే వాళ్ళు జయించడం చాలా సులభం కనుక మనం ఇప్పుడే వెళ్ళి వాళ్ళని జయిద్దామని సిద్ధపడిపోయారు. చక్కగా ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారు, రథాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసి వ్యాస భగవానుడు సభలో ప్రవేశించాడండి. ఇక్కడ దివ్య దృష్టితో తీసుకున్న వ్యాస భగవానుడు ప్రవేశించి అంటున్నాడు, ఎప్పుడైతే వ్యాస భగవానుడు వచ్చాడు అంటే ధృతరాష్ట్రుడు ఆయనకి సత్కారం పలికి కూర్చోబెట్టాడు. అప్పుడు, ఇదిగో నీ పిల్లలు అనుచితమైన కార్యం చేస్తున్నారు సుమా, నేను ఇరువంశాల క్షేమం కోరేవాణ్ణి, ఇరువంశములకు మూలమైన వాణ్ణి, ముందు ఆ మూఢుణ్ణి నివారించు, అతన్ని శాంతింపజేయు. ఎప్పుడూ క్రోధమే లోభమే స్వభావంగా కలవాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు రెండు స్వభావాలు, క్రోధము లోభము, ఈ రెండుతో ఉన్నాడు వాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అమాయకులైనటువంటి పాండవుల్ని సంహరించడానికి బయలుదేరుతున్నారు. ఇది కూడని పని సుమా, వాళ్ళని ఆపు నువ్వు. ఒక్కడు తెలుసుకో, వాళ్ళని నువ్వు ఆపకపోతే ఇది కులనాశనానికి హేతువవుతుంది. అంటే దుర్యోధనుడు గురించి, వెంటనే దుర్యోధనుడు గురించి ధృతరాష్ట్రం మాట చెప్తున్నాడు, ఆపడం మీద నువ్వే చేయకూడదా అన్నట్టు. ఎందుకంటే అన్నీ దొంగ మాటలే, మనం ముందే చెప్పినట్టు. ఏమనంటే, పరిత్యక్తుం నశక్నోము దుర్యోధనమచేతనం పుత్రస్నేహేన భగవన్ జానన్నపి ప్రియవ్రత. అందరూ చెప్పారు పెద్ద కొడుకును వదిలేయి వదిలేయి అని, వదిలేస్తే నీ కులం క్షేమంగా ఉంటుందని. కానీ పుత్రస్నేహం వల్ల వదలలేకపోతున్నానయ్యా అంటే, నిజమేలే, పుత్రస్నేహం అంత ప్రమాదకరమే. తన కొడుకు అనే మమకారంతో వాళ్ళ పాపాలు కూడా పుణ్యాలుగా భావించుతూ సమర్థించుకునే తల్లిదండ్రులు ఉంటారే, వాళ్ళకి మీకు పట్టిన దుర్గతులు పడతాయి. చరిత్రకి మీరిచ్చే ఒక పాఠం అది. మొత్తానికి ఇక్కడ పుత్రస్నేహం చేత వదలలేకపోతున్నాను అంటున్నావు. నిజంగా పుత్రస్నేహము అంటే నీకు పాండవులు కూడా పుత్రులే, వాళ్ళ పైవాళ్ళ అన్నాడు ఇక్కడ. వాళ్ళు వీళ్ళు కూడా పుత్రులే, అంతేకాదు నాకు వాళ్ళు వీళ్ళు కూడా సమానులే. పైగా నీకు నూటొక్కరున్నారయ్యా, ధృతరాష్ట్రునికి పుత్రులు నూటొక్కరున్నారు, పాండురాజుకు ఐదుగురే ఉన్నారు. ఇది తెలుసుకో, ఐదుగురు. ఐదుగురు ప్రస్తుతం దీనావస్థలో ఉన్నారు. పిల్లల్లో ఒకే తల్లికి పుట్టిన పిల్లలైనా ఎవడు కష్టకాలంలో ఉంటాడో వాడిపై ఆ తల్లిదండ్రులకు ప్రేమ ఎక్కువ ఉంటుంది. అందుకు దీనదశలో ఉన్నటువంటి పాండవులపైనే నీకు ప్రేమ ఉండాలి. నాకు కూడా వారిపైనే కృప ఉంది. సుతేషు రాజన్ సర్వేషు హీనేశ్వభ్యధికా కృప. ఇది తెలుసుకో. అందుకు దీనులైన వారిని మనం ఇప్పుడు చూడాలి. వాళ్ళు ఎలా జీవిస్తారా, ఎలా వృద్ధి చెందుతారా అనే విషయంలో నా మనస్సు కూడా పరితపిస్తోందన్నాడు వ్యాసదేవుడు. చూడండి ఇక్కడ, కథం జీవేయురత్యంతం కథం వర్ధేయురిత్యపి ఇది దీనేషు పార్థేషు మనోమే పరితప్యతే. ఇది వ్యాసుని మాట. వెంటనే అయితే నేను నిగ్రహించలేకపోతున్నాను, నువ్వు నిగ్రహించు అన్నట్ట. పైగా ద్రోణుడు మొదలైన వారు చెప్తున్నా వినట్లేదంటే వ్యాసుడు ఒక మాట అన్నాడు, ఇప్పుడే మైత్రేయుడని మహానుభావుడు వస్తాడు, ఆయన నిగ్రహిస్తాడా ఆయన చెప్తాడు నేను వెళ్ళొస్తాను, వ్యాసుడు వెళ్ళిపోయాడు. అప్పుడు మైత్రేయ మహర్షి అక్కడికి విచ్చేస్తే అర్ఘ్యపాద్యాది ఉపచారాలతో ధృతరాష్ట్ర మహారాజు సత్కారం చేసి ఎక్కడి నుండి వస్తున్నానని అడిగట, నేను వనాల్లో కామ్యక వనంలో పాండవుల్ని చూసొస్తున్నాను అన్నాడు. అవునా, ఎలా ఉన్నారేమిటి పాండవులు, ఇంకా హైగానే ఉన్నారా, అది అసలు బాధ, ఎలా ఉన్నారేమిటి అంటే వాళ్ళకేముందయ్యా, మహానుభావులు ఎక్కడున్నా మహానుభావులే, వాళ్ళు జటాజినాలు ధరించి తపోవనంలో ఉంటూ ఉంటే మహర్షుల్లా కనబడుతున్నారు. వాళ్ళ చుట్టూ ఎప్పుడూ ఎవరో మునులు ఉంటూనే ఉంటారయ్యా, అది వాళ్ళ భాగ్యమే భాగ్యం. పైగా నీ పుత్రుడు చేసిన అవినీతికరమైన పని గురించి నేను విన్నాను, కానీ చాలా బాధ కలిగింది, జుగుప్స కలిగింది. అంతేకాదు మునులు ఎవరు కలిసినా నీ గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు, తెలుసుకో. ఎందుకంటే సత్పురుషులు ఎవడు గురించి మంచిగా మాట్లాడతారో వాడికి క్షేమం లభిస్తుంది. సత్పురుషులు కలిసిన చోట ఎవడి గురించి నీచంగా మాట్లాడతారో వాడికి ఇంకా దుర్గతులే. సత్పురుషులు ఎక్కడ కలిసిన్నా నీ గురించి ఒక్కడు మంచిగా మాట్లాడట్లేదు. తమరి పరిస్థితి ఎలా ఉన్నదంటే, దస్యూనామివ యద్వృత్తం సభాయాం కురునం దన తేనన భ్రాజసే రాజన్ తాపసానాం సమాగమే. తాపసానాం సమాగమే, ఋషులు కలిసి కూర్చున్నప్పుడు నీ గురించి ఏమనుకుంటున్నారంటే దోపిడీదారుల్లాగా అవినీతితో పాండవుల్ని అన్యాయం చేశారు అని నిన్ను అనుకుంటున్నారు, ఒక దొంగలా నిన్ను చూస్తున్నారు, ఇది తెలుసుకో. ఇది చూడండి, లోకంలో మిగిలిన వాళ్ళు ఎవరైనా పుకార్లతో మాట్లాడచ్చు, కానీ మహర్షులు మహాత్ములు అలా అనుకుంటున్నారంటే అది చెడు పని, అది కీర్తిభంగకరం. ఎప్పుడైతే ఈ మాట అన్నారో, పైగా ఇలా మాట్లాడుతూ మైత్రేయ మహర్షి దుర్యోధనుని నాయనా దుర్యోధన మహానుభావ అని పిలిచేటండి నిజానికి, ప్రేమగా పలకరించాడు. ఎందుకంటే మహర్షులకి ఇటు అటు అంటూ పక్షములు ఉండవండి, ధర్మపక్షమే వాళ్ళు. అంత ప్రేమగా పిలిచెట్ట, చూడు నేను చెప్తున్నటువంటి హితవచనాన్ని బాగా అర్థం చేసుకో, ఇది నా ఒక్కడి మాట కాదు, మహర్షుల మాట, మొత్తం నీ ప్రజల యొక్క మాట. పాండవులకు ద్రోహం చేయకు సుమా, వాళ్ళు ఒక్కొక్కడు ఎటువంటి వాడు అనుకున్నా నీకు తెలియట్లేదు. ఆ మహానుభావుడైనటువంటి భీముడు ఈ మధ్యనే కిర్మీరుడనే రాక్షుడిని సంహరించాడు. గతంలో బకాసురుని సంహరించినటువంటి హిడింబాసురుని సంహరించినది, బకాసురుని సంహరించింది నీకు తెలుసు. ఈ మధ్య ఇప్పటికిప్పుడు హిడింబని మన కిర్మీరుణ్ణి సంహరించాడు, తెలుసా నీకు, భయంకరంగా సంహరించాడు సుమా అనగానే ఒక్కసారి చూసేట కోపంగా. మెచ్చుకోవడం మొదలుపెట్టాడు ఈయన మైత్రేయుడు. మెచ్చుకుంటుంటే తట్టుకోలేక ఒక పెద్ద వెకిలి నవ్వున పెట్ట. పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలండి. ఇక్కడ ఆ వినయం అనేది చాలా అవసరం, ఇది తెలియాలి. వెకిలి నవ్వు నవ్వి కాలితో నేల మీద రాస్తూ తన తొడని చేత్తో కొట్టుకుంటున్నట్టండి, అది అంత పొగరుముహూర్తం అవుతుందండి. తొడని చేత్తో కొట్టుకుంటూ వెకిలి నవ్వు నవ్వుతూ దుర్భూతితో మొహం పక్కకు తిప్పుకున్నట్ట. నేను ఇలా మాట్లాడుతుంటే నువ్వేమిటి సమాధానం చెప్పట్లేదు అన్నట్ట. మళ్ళీ ఒక వెకిలి నవ్వు నవ్వి విముఖుడిగా ముఖం అడదిప్పాడు. తిప్పగానే చేతులకు నీళ్లు తీసుకున్నాడండి మైత్రేయుడు. తీసుకుని నా మాటను తిరస్కరిస్తున్నావు అంటే ధర్మాన్ని తిరస్కరిస్తున్నావు, నీ అహంకారానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తావు, నువ్వు చేసిన ద్రోహ కారణంగా భీముడు తన గదతో నీ తొడ పగలగొడతాడని నీళ్ళు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాటండి, ఇది తెలుసుకోండి. అంటే కేవలం భీముడు ప్రతిజ్ఞ చాలదు, మహర్షి శాపం కలిసింది. చూడండి ఇక్కడ ఎంత విశేషమైన అంశమో. ఇక్కడ ఎప్పుడైతే ఆయన ఆ విధంగా నీళ్లు పట్టుకున్నాడో, ఇంకా వాళ్ళు జలం పట్టుకుని అన్నారంటే ఉదకం ఉపస్పృశ్య అంతే అయిపోయింది, అది జల ఫలించి తీరుతుంది. వెంటనే వణికిపోయిన ధృతరాష్ట్ర మహారాజు అయ్యా క్షమించి ఈ శాపాన్ని వెనక్కి తీసుకో అన్నాడు. ఈ శాపం ఫలించకుండా ఉండే మార్గం చెప్తాను నేను అన్నాడు. అదేమిటంటే నీ పుత్రుడు పాండవులతో విరోధం పెట్టుకోకుండా స్నేహాన్ని పుచ్చుకుని వాళ్ళతో కలిసి ఉంటే ఈ శాపం పనిచేయదని చెప్పాడు. అది జరగడం కల్లా, అది వేరే విషయం. వెంటనే అక్కడి నుంచి మహాకోపంతో వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. అప్పుడు అక్కడ ధృతరాష్ట్రుడు కిర్మీరుడు ఎవరు ఎలా సంహరించాడని కథను అడిగాడు. ఆ కథావృత్తాంతమంతా చెప్పాడు. కిర్మీరుణ్ణి భీముడు సంహరించిన వైనం, ఇవంతా వణుకు పుట్టించే అంశాలండి. పాపం ధృతరాష్ట్రుడికి వెళ్ళిన అడవులకు పంపేననేటువంటి ఆనందంగా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు అడవులకు పంపించాక ఇంకా ఎన్నో సంపాదించారు. చూడండి ఇక్కడ మనం చూసి అయ్యో వాళ్ళు అడవులు పాలయ్యారంటాం. అందుకే విధి బలీయమైనదని ఒప్పుకుంటూనే ఆ విధి పాండవులను అనుగ్రహిస్తున్నది, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఎవరయ్యా నిజంగా అంత లబ్ధి పొందిన వారంటే పాండవులేనండి. భోగాలు అనుభవించేవాడికి లబ్ధి కాదు, యోగంలో ఉన్నవాడికి లబ్ధి. ఆ యోగం పాండవులకు ఉన్నది. వాళ్ళ అరణ్యంలో అనేక మంది మహర్షులు రావడం, మాట్లాడడం, కబుర్లు చెప్పుకోవడం, ఇదే వాళ్ళ కాలక్షేపం. ఎంత అద్భుతమైన యోగం నిజంగా. అక్కడ పాలన చేసాడు అనుకోండి, 24 గంటలు పాలనా వ్యవహారాలు, వాటితోనే సాధనకి ఎక్కడ అవకాశం ఉంది? పైగా జరగబోయేది సామాన్యమైన యుద్ధం కాదు. దుర్యోధన ధర్మరాజాదుల్ని నిమిత్తంగా చేసుకుని సర్వ అసురాంశలతో పుట్టినటువంటి క్షత్రియ సమూహాలన్నింటినీ నశింపజేయడానికి వేసుకున్న మహాప్రణాళిక. అవి జరగాలి అంటే ఈ తపశ్శక్తి సంపన్నులు లేని వాళ్ళకి ఇంకా తపశ్శక్తి సమకూరాలి. తపశ్శక్తి ఎక్కడ సమకూరుతుంది? అరణ్యాదుల్లో సాధన చేస్తే సమకూరుతుంది, కానీ ఇంట్లో భోజనాలు చేస్తూ చేస్తూ వచ్చేది కాదు అది అక్కడ. అందుకు వీళ్ళకి అరణ్యవాసం ఒక దీక్షాకాలం. అందుకే దీన్ని సాధనాపర్వం అని చెప్తుంది. లోతుగా పరిశీలిస్తే అదండి అరణ్యపర్వం అంతా కూడా. నిజానికి ధర్మరాజుకి తీరిక లేదు, ఎవరో ఒక మహర్షి రావడం. అదేం చిత్రం ఏంటంటే ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు చిన్న బాధ కలుగుతుంది, ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయామని. అప్పుడు మహర్షి వస్తాడు, వచ్చి ఒక అద్భుతమైన వృత్తాంతం చెప్తాడు. వెంటనే ధర్మరాజుకి మనశ్శాంతి. ఎందుకంటే ధార్మిక సంస్కారం కలిగిన వారికి ధర్మపరమైన మాటలు వింటూ ఉంటే శాంతి లభిస్తుంది అండి. ఇది గొప్ప అంశం. అందుకే ధర్మం చేసినా చేయకపోయినా ధర్మం గురించి చెప్పుకోవాలి, వినాలిట. ఇది గొప్ప విషయం. ఏమండి ధర్మాలు చెప్తారు కానీ ఈ రోజుల్లో అవన్నీ చేయగలమా అంటే ముందే చేయలేమని చెప్పి కూర్చుంటే ఇంకేం చేయగలరండి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ధర్మం గురించి చెప్తూ ఉంటే ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. ధర్మం ఈశ్వర స్వరూపం కనుక ధర్మం గురించి చెప్తూ ఉంటేట ఆ వాతావరణంలో ఉన్న పంచభూతాలు శాంతిస్తాయి. ఇది ముందు ఆ ధర్మం వినేటప్పుడు ఎవరైతే కూర్చుని ఉంటారో వారి శరీరాల్లో ఉన్న పాంచభూత ప్రకృతి, పాంచభౌతిక ప్రకృతి శాంతిస్తుంది, వాళ్ళకి శాంతి లభిస్తుంది. అందుకు ధర్మము ఎంత చెప్తే దేశమంత శాంతం వహించి శాంతి పొంది ఉంటుంది తెలుసుకోవాలి. అందుకే ధార్మిక ప్రవచనాలు వాయు తరంగాల్లో వ్యాపించాలి, ఎందుకంటే దేశక్షేమం కోసం. అగ్నిహోత్రాలు పెట్టి యజ్ఞాలు చేద్దామంటే ఎవరు ఎప్పుడు ఏ క్రియలు చెప్తారో మనకు తెలియదు, అవి సరిగ్గా చేస్తున్నామో లేదో తెలియదు. అందుకు భారతం రామాయణం దగ్గర పెట్టుకుని ఋషులు చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటే అంతకు మించిన యజ్ఞం లేదండి. ధర్మములు వింటూ ఉంటే మనశ్శాంతి లభిస్తుంది. మీరు పరిశీలిస్తే ధర్మరాజుకి ఎప్పుడు వేదన కలిగినా ధర్మం వింటే చాలు, శాంతి పొందిపోతాడు మహాత్ముడు. వాళ్ళకి అదే, అది వాళ్ళకి కావలసింది. అందుకే అడుగడుగున ఎప్పుడు మనస్సు కొంచెం కృంగినా మహాత్ములు ధర్మబోధన నిలబెడతారండి. అందుకే ధర్మములు వినడం వల్ల కృంగిపోతున్న మనస్సు నిలబడుతుంది. బాధాకాలంలో ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ధర్మబోధ నిలబెడుతుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే మహానుభావుడైన ధర్మరాజు ఎంత భాగ్యవంతుడో. కనుక మొత్తం రాజ్యాన్ని వెళ్తున్న దుర్యోధనుడు అదృష్టవంతుడా, అడవులు పాలైనటువంటి ధర్మరాజు అదృష్టవంతుడా అంటే తెలివైన వారు తడుముకోకుండా చెప్తారు ధర్మరాజే అదృష్టవంతుడు. అతని దగ్గరకు ఒక్క ఋషి వెళ్ళలేదండి. కృష్ణ పరమాత్మ వస్తాడు కొద్దిసేపట్లో, మహానుభావుడు ఆయన వచ్చాడు. ఈ కృష్ణుడు ఈ ఋషులందరూ అడవిలో ఉన్నప్పటికీ ధర్మం దగ్గరికే వచ్చారు, కానీ సింహాసనం మీద ఉన్నప్పటికీ అధర్మం దగ్గరికి వెళ్ళలేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక ధర్మము దైవము కష్టంలో ఉన్నప్పుడు కూడా ధర్మానికి దగ్గరుంటారు దేవతలు ఋషులు. అది సుఖంలో ఉన్నప్పుడు అధర్మం వైపు కూడా వెళ్ళరు. వాళ్ళకి సుఖదుఖాలు చూస్తారా, సంపదలు చూస్తారా, దరిద్రాలు చూస్తారా? ఋషుల దృష్టి భగవద్ దృష్టి ధర్మము వైపే ఉంటుంది. వాళ్ళ దృష్టి మన మీద పడేలాగా ధర్మంతో ఉండగలగాలి. అలా ఉన్నాడు మహానుభావుడు ధర్మరాజు. అలాంటి ధర్మరాజు వద్దకు అనేక మంది మహర్షులు వస్తూ ఉన్నారు. అలా వచ్చినటువంటి మహర్షులు గాథలు చెప్తూ ఉండగా అటువంటి ధర్మరాజు వద్దకు మొట్టమొదటిగా వచ్చినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన వచ్చారండి ఇక్కడ. ఆ శ్రీకృష్ణుడు వనవాసానికి పాండవులు వెళ్ళారని తెలిసి భోజ వృష్ణి అంధకాది యదువీరులందరితో కలిసి వచ్చేట. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళల్లో మిత్రవర్గం అంతా ఉంది. మనం మొన్న చెప్పుకున్న యదు భోజ వృష్టి అంధక కేకయ్య రాజ వీళ్ళందరూ కూడా, అలాగే చేదిరాజు ప్రస్తుతం దృష్టకేతు శిశుపాలు మరణించిన తర్వాత వాళ్ళందరితో కలిసి పాండవుల వద్దకు వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ నిజానికి మహోగ్రంగా ఉన్నట్టండి. ఆయనకు ఉగ్రత్వం వస్తే ఎవరు నిలబడగలడు? ఆయన కోపం ఎప్పుడు వస్తుంది? తన వారికి ఎవరైనా బాధిస్తే. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కృష్ణుడు అంటున్నాడు, దుర్మార్గులైన దుర్యోధనుడు కర్ణుడు శకుని దుస్సాసం రక్తాన్ని ఈ నేల తాగుతుంది అన్నట్టు ఇక్కడ. అంటే వాళ్ళు సంహరింపబడతారు యుద్ధంలో. నేను ఆ నలుగురిని చంపి వాళ్ళని సమర్థించే వాళ్ళందరినీ కూడా సంహరించి ధర్మరాజ్యుని రాజ్యాభిషిక్తుని చేద్దాం. ఇది సనాతన ధర్మం. ఎందుకంటే ఇతరుల్ని మోసగించి హింసించేవాడిని సంహరించిన సనాతన ధర్మం కనుక నేను నా వాళ్ళందరితో వెళ్ళి ఆ పనిచేస్తానన్నట్టు ఉగ్రంగా. అది ఎలా ఉన్నదంటే మళ్ళీ ఒక మహాసుదర్శన చక్రం తీసి విజృంభిస్తున్న వాళ్ళకు కనబడగానే వణికిపోయారు పాండవులు కృష్ణుని యొక్క ఉగ్రమూర్తిని చూస్తూ. వెంటనే అర్జునుడు పాదాల మీద పడి ఒక అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఈ స్తోత్రంలో, స్వామి శాంతించవయ్యా, శాంతించు, మా ప్రతాపాలతో మేము విజయం సాధించేలా నువ్వు అనుగ్రహించాలి. పైగా నువ్వు సామాన్యుడివి కావు, నువ్వు తపస్సు ఏమిటో లోకానికి చూపించడానికి అవతరించిన ఒక మహావతారానివి అన్నాడు. ఇక్కడ అవతారం యొక్క లక్షణం చూపిస్తున్నాడు. ఏమిటా అవతారము అంటే వివరిస్తున్నాడు. లోక ప్రవృత్తి హేతు స్త్వమసి వ్యాసో మమాబ్రవీత్ క్షేత్రజ్ఞ సర్వభూతానాం ఆదిరంతశ్చ కేశవ నిధానం తపసాం కృష్ణ. గొప్ప మాట అన్నాడు. నువ్వు అన్ని తపస్సులకు నిధానము. కృష్ణుడు అంటే ఏమిటో తెలుసుకోవాలండి. తపో నిధానము నువ్వు అన్నాడు. ఎందుకంటే నువ్వు పూర్వావతారంలో తపస్సు అంటే ఏమిటో లోకానికి చూపించడానికి నువ్వు ఎత్తిన అవతారం ఒకటి ఉంది. ఎందుకంటే ఒక్కొక్క అవతారం ఒక్కొక్కటి చూపించింది. ధర్మం ఏమిటో చూపించింది రామావతారము, యజ్ఞమేమిటో చూపించింది వరాహావతారము, తపస్సు అంటే ఏమిటో చూపించింది నరనారాయణ అవతారం, అందులో నారాయణ అవతారం. అందుకే నారాయణుడు తపో నిధానము. నువ్వు గంధమాదన పర్వతం మీద 10,000 సంవత్సరాలు తపస్సు చేసావు, ఆ తర్వాత 11,000 సంవత్సరాలు పుష్కర తీర్థంలో తపస్సు చేసావు. ఇవి జాగ్రత్తగా ఊరికిన లెక్కలు గుర్తుపెట్టుకోవడం కాదు, తపస్సే నారాయణుడు అని తెలుసుకోవడం. ఇక్కడ పైగా నారాయణ నమస్కృత్యా నమస్కరిస్తున్న జాతి భారత జాతి, ధర్మాలకి జ్ఞానానికి రక్ష నరనారాయణులు. అందుకే వాళ్ళని ఎల్లవేళలా మనం స్మరించుకోవాలి. అందుకే నారాయణుడు 11,000 సంవత్సరాలు పుష్కర తీర్థంలో తపస్సు చేసావు నువ్వు. అలాగే బదరికాశ్రమంలో విశాలాక్షేత్రం, అది బదరీ విశాల్ అంటారు కదండి, విశాలాక్షేత్రమైన బదరికాశ్రమంలో ఒక్క పాదం మీద నిలబడి 2 బాహువులు పైకి ఎత్తి కేవలం వాయుభక్షణతో 100 ఏళ్ళు తపస్సు చేసావు. పరమ పావనమైన సరస్వతి నదీ తీరంలో 12 సంవత్సరాల సత్రయాగంలో నువ్వు ఉగ్రమైన తపస్సును ఆచరించావు. అదేవిధంగా ప్రభాస తీర్థంలో తపస్సు చేసావు. ఇన్ని చెప్పాడంటే తపస్సుననే దాన్ని తాను ఆచరించి ఆ తపస్సుని ప్రతిష్ఠించి ఆ తపస్సు ద్వారా లోకరక్షణ చెయ్యడానికి అవతరించిన ఆనాటి నారాయణుడివే. ఓ కృష్ణ నువ్వు అన్నాడు. ఇక్కడ నారాయణ అవతారం నువ్వు, ఆది ఋషివు నువ్వు, నీకు ఆద్యంతము లేనివాడువు, క్షేత్రజ్ఞుడు నువ్వు అంటూ ఆయన యొక్క విశ్వరూప వర్ణన కూడా ఇక్కడ చేయడం జరుగుతున్నది అని చెప్తూ, నువ్వు అనేక మంది విప్రులతో కలిసి కైలాస పర్వతంలో చాలా కాలం అక్కడ వసించేవయ్యా అని చెప్పగానే కృష్ణుడు శాంతించి అర్జునుడిని దగ్గరికి తీసుకుని ఒక మాట అంటున్నట్ట. నీకు నాకు భేదం లేదయ్యా, మమైవత్వం తవైవాహం, ఏ మదీయాస్తవైవతే యస్త్వాన్ ద్వేష్టి సమాన్ ద్వేష్టి యస్త్వామను సమామను. నువ్వే నేను, నేనే నువ్వు, నీకు నాకు భేదం లేదు. ఇది నిజానికి నారాయణం నమస్కృత్య దేవీం సరస్వతి అనేదానికి నీలకంఠ దీక్షితుల వారు వ్యాఖ్యానం రాస్తూ, నరా అనగా త్వంపదవాచ్యం, నారాయణ అనగా తత్పదవాచ్యం, ఈ రెండు అసి తత్వమసి అనేదే దేవీ సరస్వతి అనగా దివ్యవాక్కు మహావాక్యం. ఆ మహావాక్యమే అందులో చెప్పబడింది అన్నాడు ఇక్కడ. అందుకే నరనారాయణులు అనే తత్వము తత్వమసి మహావాక్యార్థమని నీలకంఠ దీక్షితులు వారు వ్యాఖ్యానిస్తూ, భారతానికి మొదట ఇది ప్రతిపాదింపబడింది అంటే అర్థం భారతం అద్వైత మార్గమైన వేదాంతాన్ని చెప్పడానికి ఉద్భవించింది అని ప్రతిపాదన చేశారండి నీలకంఠ దీక్షితుల వారు. కాదనడానికి మనం చెప్పడానికి ఎవరు, ఎందుకంటే వేదాంతానికి పరమ ప్రామాణికమై ఉపనిషత్తుల బ్రహ్మసూత్రముల సారమైన భగవద్గీత ఏ భారతంలో పుట్టిందో ఆ భారతం వేదాంతం కాక ఇంకేమి చెప్పడానికి పుడుతుందో చెప్పండి ఇక్కడ. అందుకు ఆ మాటను మనం ఇక్కడ చూసుకుంటే త్వమేవాహం అనే మాటలో కనబడుతుంది అంతరార్థం కూడా ఇక్కడ మనం గమనించుకోవచ్చు. నువ్వు నేను, నేనే నువ్వు, నిన్ను ద్వేషించేవాడు నన్ను ద్వేషించినట్లే, నిన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించినట్లే, నన్ను నారాయణుడు నారాయణుడు అన్నావే, నువ్వెవడో చెప్తున్నాను విను. నరస్త్వమసి దుర్ధర్ష హరిర్నారాయణోహ్యహం. నువ్వు నరుడివి, నేను నారాయణ్ణి. కాలే లోకమిమం ప్రాప్తవు నరనారాయణ ఋషి. ఈ సమయంలో అవతరించవలసింది కనుక నరనారాయణ ఋషులు ఈ విధంగా అవతరించారు అని చెప్పగానే ద్రౌపది నమస్కరిస్తూ ఉన్నది ఇక్కడ. ఆ ద్రౌపది నమస్కరించినప్పుడు కృష్ణ పరమాత్మ విరాట్ రూప వర్ణన కనబడుతుంది. ఈ నువ్వు విరాట్ రూపుడవు అని పురుష సూక్తమంతా అక్కడ శ్లోక రూపంలో కనబడుతుంది. ద్రౌపది చెప్తుంది ఈ మాటల్ని వ్యాసుడు అసితుడు మొదలైన మహర్షులు నీ గురించి చెప్తూ ఎప్పుడు అంటూ ఉంటే నేను విని నిన్ను స్మరిస్తూ ఉంటాను, అది నీకు స్తోత్రం చేశాను అని. మధుసూదన, నాపై నీకున్న ప్రీతితో నా కష్టం నీకు చెప్పుకుంటున్నానయ్యా, నేను పడ్డ బాధ అంతా ఇంత కాదు, ఆ సభలో నాకు జరిగిన అవమానం పై ఇన్నాళ్ళు ఆవిడ దుఃఖితురాలు ఉన్నది, ఆనాడు కనబడకుండా రక్షించిన పరమాత్మ కనబడగానే లోపలున్న దుఃఖమంతా భళ్ళును బయటకు వచ్చిందండి ఆ తల్లికి. ఆ ఆర్తితో చెప్తుంది, నిజానికి అందరూ మనవారు అంటారు కానీ నాకు తండ్రి కానీ తల్లి కానీ భర్తలు కానీ ఎవ్వరూ లేరయ్యా స్వామి, నా వాళ్ళు ఒక్కరు లేరు, ఉంటే నా పరిస్థితులు ఎవరు రక్షించారు చెప్పు నన్ను, ఎవ్వరూ లేరు. పైగా ధాతరాష్ట్రులు అవమానిస్తున్నా సహిస్తూ ఉన్నారే, ఈ భూమిడి గదాబలము ఈ అర్జునుడి గాంధీవము వ్యర్థం అవునా కదా, నువ్వే చెప్పు. ఎందుకంటే సమయానికి వినియోగింపబడినప్పుడు ఏమిటి చెప్పు. పైగా పాండవులు ఎవరు శరణుజొచ్చినా వాళ్ళని రక్షిస్తారే, అంత ఆర్తితో నేనున్నప్పుడు నన్ను రక్షించలేదు వాళ్ళు, ఇలాంటి దుఃఖంలో ఉన్నాను. పైగా దుర్యోధనుడు ఇంకా బతుకున్నాడంటే అది భీమసేనుడికి అవమానము అర్జునుడికి అవమానం కాదా చెప్పు. ఈ బాధంతా ఎందుకు చెప్పుకుంటున్నానంటే సంబంధాత్ గౌరవాత్ సాక్షాత్ ప్రభుత్వేనైవ కేశవ, నీకు నాకు ఉన్న అనుబంధం వల్ల, నీపై నాకున్న గౌరవం వల్ల, నీకు నాపై ఉన్న సఖ్యభావం చేత. సఖ్యభావము అంటే విశ్వాసము, ఆపదలో కూడా విడిచిపెట్టని లక్షణము. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే ఈ పదాన్ని కూడా తీసుకుని కువ్యాఖ్య చేశాడు ఒక పాపాత్ముడు, అందుకు చెప్పడం జరిగింది ఇక్కడ. సాక్షాత్ ప్రభుత్వేనైవ, రక్షించగలిగిన సమర్థత నీకున్న కారణంగా ఈ నాలుగు నీకున్నాయి గనక నేను నీకు ఈ మాట చెప్తున్నాను. అంటే ఏడుస్తోంది ద్రౌపది. ఎలా అంటే ముఖాన్ని రెండు చేతులతో కప్పుకుని వలవల ఏడుస్తుంటే తలని మరి కృష్ణుడు అంటున్నాడు, నువ్వు ఏమీ విలపించకు సుమా, నీ దుఃఖమంతా వాళ్ళ నాశనం కోసమే, బాధపడకు. నీకు ఈరోజు మాట ఇస్తున్నాను, ఆకాశం కింద పడ్డ హిమవత్ పర్వత కరిగిపోయినా, భూమి ముక్కలైనా, సముద్రాలు ఇంకిపోయినా జరిగే విషయం ఏంటంటే ఆ కౌరవ హతకులు మరణిస్తారు. పైగా నేను చెప్పిన మాట ఎప్పుడూ వ్యర్థం కాదు సుమా అన్నట్ట. నమే మోఘం వచో భవేత్, నా మాట ఎప్పుడూ వ్యర్థము కాదు అన్నాడు. ఇక్కడ ఇంకా అద్భుతమైన మాట చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ మాటలో ఉన్న అంతరార్థాలు రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.